శాండిల్య ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. శాండిల్యోపనిషత్ ప్రోక్తయమాద్యష్టాంగయోగిన యద్బోధాద్యాంతి కైవల్యం సరామో మే పరాగతేహ. ఉపనిషత్ పరిచయ శ్లోకము. శాండిల్య ఉపనిషత్ ప్రోక్తం యమాది అష్టాంగయోగిన. శాండిల్య ఉపనిషత్తు యమ మొదలగు అష్టాంగములు కలిగిన యోగ విద్యను అభ్యసించు యోగులకు చెప్పబడినది. యత్ బోధాత్ యాంతి కైవల్యం సరామో మే పరాగతః. దేని బోధ చేత కైవల్యం కేవల బ్రాహ్మీ స్థితిని అనగా రాముని పొందురో ఆ రాముడే సర్వములో రమించు రామబ్రహ్మమే నాకు పరాగతి. 1వ అధ్యాయము అష్టాంగ యోగము. శాండిల్యో హవా అథర్వాణం పప్రచ్ఛాత్మలాభోపాయభూత మష్టాంగయోగమను బృహైతి. సహోవాచాథర్వా యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యాన సమాధయోష్టాంగాని తత్ర దశయమాహ తథా నియమాహ ఆసనాన్యష్టౌ త్రయ ప్రాణాయామ పంచ ప్రత్యాహార తథా ధారణ ద్విప్రకారం ధ్యానం సమాధిస్త్వేకరూప. 1.1 యోగ విద్య యందు 8 అంగములు. శాండిల్యో హవా అథర్వాణం పప్రచ్ఛ. శాండిల్యుడు ఈ విధముగా అథర్వ మహర్షిని పరిప్రశ్నించెను. ఆత్మలాభ ఉపాయభూతం అష్టాంగ యోగం అనుబ్రూహి ఇతి ఆత్మలాభమునకు ఉపాయ రూపమైన 8 అంగముల యోగ విద్యను దయచేసి చెప్పుము అని సహ ఉవాచ అథర్వ. ఆ అథర్వ మహర్షి ఈ విధముగా చెప్పెను. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టాంగాని యోగ విద్యయందు ఈ 8 అంగములు కలవు. 1 యమము, 2 నియమము, 3 ఆసనము, 4 ప్రాణాయామము, 5 ప్రత్యాహారము, 6 ధారణ, 7 ధ్యానము, 8 సమాధి. తత్ర దశ యమాః తథా నియమాః ఆసనాని అష్టౌ. అందున యమము 10 విధములు, అలాగే నియమము కూడా 10 రకములు, ఆసనములు 8. త్రయః ప్రాణాయామాః పంచ ప్రత్యాహారాః త్రిధా ధారణ ప్రాణాయామము 3, ప్రత్యాహారము 5, ధారణ 3 విధములు, ద్విప్రకారం ధ్యానం సమాధిస్త్వ ఏకరూపః ధ్యానము 2 విధములు మరియు సమాధి ఏకరూపము. యమము నియమము. యమనియమములకు ఉపశీర్షిక నోట్. యమము అనగా పరిస్థితులకు అంతరంగము నిగ్రహము చేసుకొనుట. రియాక్టివ్ మోడ్ ఆఫ్ యాక్షన్ వేన్ కాన్ఫ్రంటెడ్ విత్ రిస్పెక్టివ్ ఎమోషన్స్ అండ్ సిచ్యుయేషన్స్ ఇన్ ఈదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ నేచర్. నియమము అనగా ప్రయత్నపూర్వకముగా తనను తాను ప్రేరేపించుకుని సాధనకు నియమించుకొనుట. ప్రొయాక్టివ్ మోడ్ ఆఫ్ యాక్షన్. తత్రాహింసా సత్యాస్తే బ్రహ్మచర్యదయ జప క్షమాధరుతిమితాహారశోచాని చేతి యమాదశ. తత్ర హింసా నామ మనోవాక్కాయ కర్మభి సర్వభూతేషు సర్వదా క్లేశజననం. సత్యం నామ మనోవాక్కాయ కర్మభిర్భూతహిత యథార్థాభిభాషణం. అస్తేయం నామ మనోవాక్కాయ కర్మభి పరద్రవ్యేషు నేహస్పృహ. బ్రహ్మచర్యం నామ సర్వావస్థాసు మనోవాక్కాయ కర్మభి సర్వత్ర మైథునత్యాగ. దయా నామ సర్వభూతేషు సర్వత్రానుగ్రహ. ఆజ్యవం నామ మనోవాక్కాయ కర్మణ విహితావిహితేషు జనేషు ప్రవృత్తౌ నివృత్తౌ వారేకరూపత్వం. క్షమా నామ ప్రియాప్రియేషు సర్వేషు తాడనపు జనేషు సహనం. ధృతిర్నామార్థహానౌ స్వేష్టబంధువియోగే తత్ప్రాప్తౌ సర్వత్ర చేతః స్థాపనం. మితాహారో నామ చతుర్థాంశావశేషకసు స్నిగ్ధమధురాహార. శౌచం నామ ద్విధం బాహ్యమాంతరం చేతి తత్ర మృజ్జలాభ్యాం బాహ్యం మనసుద్ధిరాంతరం తదధ్యాత్మ విద్యయా లభ్యం. 1.1.2 యమము. తత్ర అహింసా సత్య ఆస్తేయ బ్రహ్మచర్య దయ ఆర్జవ క్షమ ధృతి మితాహార శౌచాని చ ఇతి యమాదశ యమమునందు 10 విధములు ఇవి. 1 అహింస, 2 సత్యము, 3 ఆస్తేయము, 4 బ్రహ్మచర్యము, 5 దయ, 6 ఆర్జవము, 7 క్షమ, 8 ధృతి, 9 మితాహారము, 10 శౌచము. తత్ర అహింసా నామ మనో వాక్కాయ కర్మభ్యః సర్వభూతేషు సర్వదా క్లేశ అజననం. 1 అహింస అనగా మనస్సు చేత, వాక్కు చేత, శరీరము చేత చేయు కర్మలతో సర్వభూతములయందు సర్వదా బాధ కలుగచేయకుండా ఉండటం. సత్యం నామ మనో వాక్కాయ కర్మభ్యః భూతహిత యథార్థ అభిభాషణం. 2 సత్యము అనగా మనస్సు చేత, వాక్కు చేత, శరీరము చేత చేయు కర్మలతో జీవహితమైన యథార్థమును మాత్రమే ఉచిత రీతిగా ప్రసంగము చేయుట. అస్తేయం నామ మనో వాక్కాయ కర్మభ్యః పరద్రవ్యేషు న్యః స్పృహత. మూడు, అస్తేయము అనగా మనస్సు చేత, వాక్కు చేత, శరీరము చేత చేయు కర్మలతో ఇతరుల ధన స్థల వస్తువులయందు అపేక్ష లేకుండుట. బ్రహ్మచర్యం నామ సర్వావస్థాసు మనో వాక్కాయ కర్మభ్యః సర్వత్ర మైథునత్యాగః. నాలుగు, బ్రహ్మచర్యము అనగా సర్వావస్థలయందు మనస్సు చేత, వాక్కు చేత, శరీరము చేత చేయు కర్మలతో సర్వత్రా ధర్మవిరుద్ధమైన మైథునము సెక్సువల్ ఆక్టివిటీ చేయకుండుట. దయానామ సర్వభూతేషు సర్వత్రా అనుగ్రహః. ఐదు, దయానగా సర్వభూతములయందు సర్వత్రా అనుగ్రహము కలిగి ఉండుట. ఆజవం నామ మనో వాక్కాయ కర్మణాం విహిత అవిహితేషు జనేషు ప్రవృత్తౌ నివృత్తౌ వా ఏకరూపత్వం. ఆరు, ఆర్జవము అనగా సర్వ అవస్థలయందు మనస్సు చేత, వాక్కు చేత, శరీరము చేత చేయు కర్మలతో శాస్త్ర సమ్మతము మయ్యు విరుద్ధములయందు జనులయందు ప్రవృత్తి నివృత్తులయందు ఏకరూపత్వము కలిగి ఉండుట. అనగా తనకు ఇష్టమైన వారికి ఒక న్యాయము, పరులకు మరొక న్యాయము అనుభావము లేక అంతరంగమున బాహ్యమున ఒకే తీరుగా ఉండుట. డొట్. క్షమానామ ప్రియ అప్రియేషు సర్వేషు తాడన పూజనేషు సహనం. ఏడు, క్షమ అనగా ప్రియ అప్రియములయందు సర్వులయందు తాను బాధింపబడుట మయ్యు పూజింపబడుట ఎందు సహనము కలిగి ఉండుట. ధృతేహ నామ అర్థహానౌ స్వయిష్ట బంధు వియోగే తత్ప్రాప్తౌ సర్వత్ర చేత స్థాపనం. ఎనిమిది, ధృతి అనగా ధనహాని యందు ఇష్టమైన బంధువుల వియోగమునందు ఆయా ఇష్టమైనవి ప్రాప్తించినప్పుడు అన్ని సమయములయందు చిత్తమును స్థిరము చేసుకొనుట. మితాహారో నామ చతుర్థ అంశ అవశేషక సుస్నిగ్ధ మధుర ఆహారః. తొమ్మిది, మితాహారము అనగా కడుపు నింపుకొనుటయందు ఆకలిలో నాలుగవ భాగము వదిలివేసి సాత్వికమైన మధురమైన ఆహారము తీసుకొనుట. అనగా కడుపు బాగా నిండు వరకు తినకుండా కొంత వాయువుకు స్థానము ఇచ్చినచో జీర్ణ వ్యవస్థ సక్రమముగా జరుగును. శౌచం నామ తద్వివిధం బాహ్యం అంతరం చైతి తత్ర మృత్ జలాభ్యాం బాహ్యం మనః శుద్ధ్యః అంతరం తత్ అధ్యాత్మ విద్యయ లభ్యం. పది, శౌచము అనగా అది రెండు విధములు, బాహ్య శౌచము మయ్యు అంతర శౌచము అని. జలములచే మట్టి శుద్ధి చేయుట బాహ్య శౌచము, మనఃశుద్ధి అంతర శౌచము, అది అధ్యాత్మ విద్యచే లభ్యమగును. తపసంతోషాస్తికేదానే స్వరపూజన సిద్ధాంత శ్రవణ హిమతి జపో వ్రతాని దశ నియమాః. తత్ర తపో నామ విధ్యుక్త కృచ్ఛర చాంద్రాయణాదిభి శరీర శోషణం. సంతోషో నామ యదృచ్ఛాలాభ సంతుష్టి. ఆస్తిక్యం నామ వేదోక్త ధర్మాధర్మేషు విశ్వాసః. దానం నామ న్యాయార్జితస్య ధనధాన్యాదః శ్రద్ధయార్హతిభ్య ప్రదానం. ఈశ్వర పూజనం నామ ప్రసన్న స్వభావేన యథాశక్తి విష్ణురుద్రాది పూజనం. సిద్ధాంత శ్రవణం నామ వేదాంతార్థ విచార. హ్రీర్నామ వేదలౌకిక మార్గ కుత్సిత కర్మణి లజ్జ. మతిర్నామ వేదవిహిత కర్మ మార్గేషు శ్రద్ధ. జపో నామ విధివద్గురుపదిష్ట వేదావిరుద్ధమంత్రాభ్యాస. తద్వివిధం వాచకం మానసం చేతి మానసం తు మనసా ధ్యానయుక్తం. వాచికం ద్విధముచ్చై రూపాంశుభేదేన ఉచ్చైరుచ్చారణం యథోక్త ఫలం. ఉపాంసు సహస్రగుణం, మానసం కోటిగుణం. వ్రతం నామ వేదోక్త విధి నిషేధానుష్ఠాననేతయం. రెండు, ఒకటి పాయింట్ మూడు నియమము తపః సంతోష ఆస్తిక్యదాన ఈశ్వరపూజన సిద్ధాంత శ్రవణ హ్రీ మతి జపవ్రతాని దశ నియమాః. నియమమునందు పది విధములు ఇవి. ఒకటి తపస్సు, రెండు సంతోషము, మూడు ఆస్తిక్యము, నాలుగు దానము, ఐదు ఈశ్వర పూజనము, ఆరు సిద్ధాంత శ్రవణము, ఏడు హ్రీ, ఎనిమిది మతి, తొమ్మిది జపము, పది వ్రతము. తత్ర తపో నామ విధియుక్త కృచ్ఛ్ర చాంద్రాయణ ఆదిభ్యః శరీర శోషణం. ఒకటి, తపస్సు అనగా శాస్త్ర విధిని అనుసరించి కృచ్ఛ్ర చాంద్రాయణ మొదలగువాటి చేత శరీరమును శుష్కింపచేయుట. కృచ్ఛ్ర చాంద్రాయణ తపస్సు అనగా ప్రతిరోజు చంద్రుని వృద్ధి హీనతల క్రమము అనుసరించి ఆహారము పెంచుతూ తగ్గిస్తూ భుజించినచో శరీర ఆరోగ్యము కాపాడబడుచు మనస్సు సత్వరూపము పొందును. తత్ర సంతోష నామ యదృచ్ఛా లాభ సంతుష్ట్యః. రెండు, సంతోషము అనగా అప్రయత్నముగా యాదృచ్ఛికముగా ఏది లభిస్తే దానితో సంతృప్తి చెందుట. ఆస్తిక్యం నామ వేదోక్త ధర్మ అధర్మేషు విశ్వాసః. మూడు, ఆస్తిక్యము అనగా వేదముచే చెప్పబడిన ధర్మ అధర్మముల యందు విశ్వాసము కలిగి ఉండుట. దానం నామ న్యాయార్జిత ధన ధాన్యాదేహ శ్రద్ధయ అర్థిభ్యః ప్రదానం. నాలుగు, దానము అనగా న్యాయముగా సంపాదించిన ధనధాన్యాదులు శ్రద్ధతో అర్థించిన వారికి ఇచ్చుట. ఈశ్వర పూజనం నామ ప్రసన్న స్వభావేన యథాశక్తి విష్ణురుద్రాది పూజనం. ఐదు, ఈశ్వర పూజనము అనగా ప్రసన్న స్వభావముతో యథాశక్తి విష్ణువు రుద్రుడు మొదలైన దేవతా పూజ చేయుట. సిద్ధాంత శ్రవణం నామ వేదాంతార్థ విచారః. ఆరు, సిద్ధాంత శ్రవణము అనగా వేదాంత అర్థమును విచారము ఆనలైజ్ చేయుట. హ్రియః నామ వేద లౌకిక మార్గ కుత్సిత కర్మణి లజ్జ. ఏడు, హ్రియ అనగా లౌకిక మార్గమైన కుత్సిత కర్మల యందు లజ్జ సిగ్గు బిడియములు కలిగి ఉండుట. మతేహ నామ వేద విహిత మార్గేషు శ్రద్ధ. ఎనిమిది, మతి అనగా వేద విహిత కర్మలయందు శ్రద్ధ కలిగి ఉండుట. జపో నామ విధివత్ గురు ఉపదిష్ట వేద అవిరుద్ధ మంత్రాభ్యాస. తొమ్మిది, జపము అనగా శాస్త్ర విధిని అనుసరించి గురువుచే ఉపదేశించబడిన వేదముకు విరుద్ధము కాని మంత్రములను అభ్యసించుట. సద్వివిధ వాచికో మానస చైతి. జపము రెండు విధములు వివాచకము మానసికము అని. మానసస్తు మనసా ధ్యానయుక్త. తొమ్మిది పాయింట్ ఒకటి, మానసిక జపము మనస్సుచే ధ్యానయుక్తమైనది. వాచకో ద్విధ ఉచ్చేయ ఉపాంసు భేదేన. తొమ్మిది పాయింట్ రెండు, వాచిక జపము శబ్దభేదముచే మనల రెండు విధములు పైకి వినిపించినట్లుగా చేయునది. రహస్యముగా శబ్దము రాకుండా చేయునది. ఉచ్చేహ ఉచ్చారణం యథోక్త ఫలం ఉపాంసు సహస్ర గుణం పైకి వినబడునట్లు చేయు జపము ఆ మంత్రమునకు శాస్త్రము చెప్పినట్లు ఫలమును ఇచ్చును. రహస్యముగా అంతరంగములో మంత్రము జపించుట అందుకు వెయ్యి రెట్లు ఫలమునిచ్చును. మానసం కోటిగుణం మానసికముగా మంత్రార్థమును భావము చేయు జపము కోటి రెట్లు ఫలమునిచ్చును. వ్రతం నామ వేదోక్త విధి నిషేధ అనుష్ఠాన నైయత్యం ఇతి. పది, వ్రతము అనగా వేదముచే చెప్పబడిన విధి నిషిద్ధములను యథాప్రకారము తనకు తాను ప్రేరేపించుకొనుచు అనుష్ఠించుట అని. యోగ అభ్యాసమునకు కొన్ని ముఖ్య ఆసనములు స్వస్తికగోముఖ పద్మవైర సింహభద్రముక్త మయూరాఖ్యాన్యాసనాన్యష్టౌ. స్వస్తికం నామ జానుర్వోంతరే సమ్యక్కృత్వా పాదతలే ఉభే. ఋజుకాయః సమాసినః స్వస్తికం తత్ప్రచక్షతే. ఒకటి, సవ్యే దక్షిణగుల్ఫం తు పృష్ఠపార్శ్వే నియోజయేత్. దక్షిణేపి తథా సవ్యం గోముఖం గోముఖం యథా. రెండు, అంగుష్ఠేన నిబధ్నీయార్ధస్థాభ్యాం విక్రమేణ చ ఊర్వోరుపరి శాండిల్య కృత్వా పాదతలే ఉభే. పద్మాసనం భవేదే తత్సర్వేషామపి పూజితం. మూడు, ఏకం పాదంథేకస్మిన్ విన్యస్యరుని సంస్థితః ఇతరస్మంస్తథా చోరూం వీరాసనముదీర్తం. నాలుగు, దక్షిణం సవ్యగుల్ఫేన దక్షిణేన తథేతరం. హస్తౌ చ జాన్వోహ సంస్థాప్య స్వాంగులిశ్చ ప్రసార్య చ. ఐదు, వ్యక్తవక్త్రో నిరీక్షేత నాసాగ్రం సుసమాహితః సింహాసనం భవేదేతత్ పూజితం యోగిభ్యః సదా. ఆరు, యోనిం వామేన సంపీడ్య మేఘ్రాద్రుపరి దక్షిణం. భ్రూమధ్యే చ మనోలక్ష్యం సిద్ధాసనమిదం భవేత్. ఏడు, గుల్ఫౌ తు వృషణస్యాధః సీవన్యాః పార్శ్వయోః క్షిపేత్. పాదపార్శ్వే తు పాణిభ్యాం దృఢం బధ్వా సునిశ్చలం. భద్రాసనం భవేదేతత్ సర్వవ్యాధివిషాపహం. ఎనిమిది, సంపీడ్య సీవినీం సూక్ష్మాం గుల్ఫేనేవ తు సవ్యతః సవ్యం దక్షిణగుల్ఫేన ముక్తాసనముదీర్తం. తొమ్మిది, అవష్టభ్యధరాం సమ్యక్తలాభ్యాం తు కరద్వయోః హస్తయోః కూత్పరౌ చాపీ స్థాపేన్నాభిపార్శ్వయో. పది, సమున్నతసరపాదో దండవద్వ్యోమ్ని సంస్థితః మయూరాసనమేతత్తు సర్వపాపప్రణాశనం. పదకొండు, శరీరాంతర్గతాః సర్వే రోగా వినశ్యంతి విషాణి జీర్యంతే యేన కేనాసనేన సుఖధారణం భవత సిత్సమాచరేత్ యేనాసనం విజితం జగత్రయం తేన విజితం భవతి యమనియమాభ్యాం సంయుక్తః పురుషః ప్రాణాయామం చరేత్ తేన నాడ్యః శుద్ధా భవంతి. మూడు, ఒకటి పాయింట్ నాలుగు ఆసనములు స్వస్తిక గోముఖ పద్మ వీర సింహ భద్రముక్త మయూర ఆఖ్యాన్య ఆసనాన్య అష్టో ఆసనములు. ఎనిమిది, ఈ నామములతో చెప్పబడినవి. ఒకటి, స్వస్తిక. రెండు, గోముఖ. మూడు, పద్మ. నాలుగు, వీర. ఐదు, సింహ. ఆరు, భద్ర. ఏడు, ముక్త. ఎనిమిది, మయూర. స్వస్తికం నామ జాను ఊర్వోహ అంతరే సమ్యక్ కృత్వా పాదతలే ఉభే రుజుకాయః సమాసీనః స్వస్తికం తత్ప్రచక్షతే. ఒకటి, స్వస్తికాసనము. స్వస్తికం అనగా మోకాళ్ళు తొడల మధ్య రెండు పాదములను వేసుకుని తల మయ్యు వెన్ను తిన్నగా స్థిరముగా ఉంచి కూర్చునుట అని చెప్పుదురు. స్వస్తికాసనము సవ్యే దక్షిణ గుల్ఫంతు పృష్ఠ పార్శ్వే నియోజయేత్ దక్షిణే అపి తథా సవ్యం గోముఖం గోముఖం యథా. రెండు, గోముఖాసనము. ఎడమ గుల్ఫము ఆన్కల్ బొన్ కాలిమడమ కుడి తొడపైనుంచి వెనుకకు మడచి ఉంచి కుడి గుల్ఫము ఎడమ తొడ కింద నుంచి వెనుకకు మడచి గోవు ముఖము ఆకారముగా కూర్చునుట గోముఖ ఆసనము. గోముఖాసనము అంగుష్ఠేన నిబధ్నియర్ధస్థాభ్యాం విక్రమేణ చ ఊర్వోహ ఉపరి శాండిల్య కృత్వా పాదతలే ఉభే పద్మాసనం భవేత్. ఏతత్ సర్వేషాం అపి పూజితం. మూడు, పద్మాసనము కాలి బొటన వ్రేళ్లను చేతులతో పట్టుకుని వ్యతిరేక దిశలో తొడలపై నుంచి అనగా కుడి కాలి బొటన వేలును పట్టుకొని ఆ పాదమును ఎడమ తొడపై నుంచి లాగి ఉంచి ఎడమ కాలి బొటన వేలుని పట్టుకొని ఈ పాదమును కుడి తొడపై నుంచి లాగి పట్టి రెండు అరికాళ్లు ఊర్ధ్వ దిశగా తొడలపై పెట్టి స్థిరముగా కూర్చునుట పద్మాసనము అగును శాండిల్య. ఇది ఎల్లప్పుడు కూడా పూజితము. పద్మాసనము ఏకం పాదం అథ ఏకస్మిన్ విన్యస్య ఊరుని సంస్థితః ఇతరస్మిన్ తథా చ ఊరుం వీరాసనం ఉదీరితం. నాలుగు, వీరాసనము ఒక పాదమును అదే కాలు తొడ కిందకు మడిచి ఉంచి అలాగే రెండవ పాదమును అదే కాలు కింద మడిచి ఆ విధముగా తొడలు పాదములపై ఉంచి కూర్చునుట వీరాసనము అనబడును. వీరాసనము దక్షిణం సవ్య గుల్ఫేన దక్షిణేన తథా ఇతరం హస్తౌ చ జాన్వోహ సంస్థాప్య స్వ అంగుళ్యః చ ప్రసార్య చ వ్యాక్తవక్త్రో నిరీక్షిత నాసాగ్రం సుసమాహితః సింహాసనం భవేత్. ఏతత్ పూజితం యోగిభ్యః సదా. ఐదు, సింహాసనము ఎడమ కాలి గుల్ఫము ఆన్కల్ బొన్ కాలి మడమ ఎడమ తొడ క్రిందకు మడచి అలాగే కుడి కాలి గుల్ఫము కుడి తొడ క్రిందకు మడిచి వీరాసనము వలె కూర్చొని హస్తములను మోకాళ్లపై ఉంచి చేతి వేళ్లను సాగతీసి స్ట్రేచ్డ్ నోటిని తేచి నాసికాగ్రము చూచుచూ స్థిరముగా ఉండుట సింహాసనము అగును. ఇది యోగులచే సదా పూజించబడినది. సింహాసనము యోనిం వామేన సంపీడ్య మేఘ్రాత్ ఉపరి దక్షిణం భ్రూమధ్యే చ మనోలక్ష్యం సిద్ధ ఆసనం ఇదం భవేత్. మేఘ్రమునకు పురుషాంగము స్త్రీ యోని అంగము దక్షిణమున క్రింద ప్రక్క ఎడమ కాలితో తొక్కి ఉంచి మయ్యు భ్రూమధ్యమునందు మనస్సు లక్ష్యము చేయుట సిద్ధాసనము అగును. గుల్ఫోతు వృషణస్య అథః శివన్యాః పార్శ్వయోః క్షిపేత్ పాద పార్శ్వేతు పాణిభ్యాం దృఢం బధ్వా సునిశ్చలం భద్ర ఆసనం భవేత్. ఏతత్ సర్వ వ్యాధి విశాపహం. ఆరు, భద్రాసనము కాలిమడమలను సీవని అనగా వృషణముల క్రింద సూది వలె ఉన్న స్థానము ప్రక్కలేందు ఉంచి పాదముల రెండు ప్రక్కలను చేతులతో గట్టిగా పట్టుకుని నిశ్చలంగా కూర్చున్నది భద్ర ఆసనము అగును. ఇది సర్వవ్యాధులను విషమును హరింపచేయును. భద్రాసనము సంపీడ్య సీవనీం సూక్ష్మాం గుల్ఫేన ఏవతు సవ్యతః సవ్యం దక్షిణ గుల్ఫేన ముక్త ఆసనం ఉదీరితం. ఏడు, ముక్తాసనము సీవని అనగా వృషణముల క్రింద సూది వలె ఉన్న స్థానమును దాని ఎడమ భాగమును కుడి కాలిమడమతో మయుకుడి భాగమును ఎడమ కాలిమడమతో నొక్కిపెట్టినచో అది ముక్త ఆసనము. ముక్తాసనము అవస్టభ్యధరాం సమ్యక్ తలాభ్యాంతుకరద్వయోః హస్తయోః కూర్పరౌ చ అపి స్థాపయేత్. నాభి పార్శ్వయోః సమున్నత శిరః పాదో దండవత్ వ్యోమ్ని సంస్థితః మయూరాసనం. ఏతత్తు సర్వపాప ప్రణాశనం. శరీర అంతర్గతాః సర్వే రోగా వినశ్యంతి విషాణీ జీర్యంతే. ఎనిమిది, మయూరాసనము ముందుకు వంగి భూమిని రెండు అరచేతులతో నొక్కి మోచేతులను పైకి పెట్టి శిరస్సు పాదములు నేలకు తగలకుండా సమాంతరంగా ఆకాశమున దండము కర్ర వలె ఉండిన అది మయూర ఆసనము అగును. ఇది సర్వ పాపములను నాశనము చేయును. శరీరము అంతర్గతములోనున్న సర్వరోగములను నశింపచేయును. విషములను జీర్ణింపచేయును. మయూరాసనము ఏనకేన ఆసనేన సుఖధారణం భవతి అసక్తః తత్ సమాచరేత్. ఏదైనా ఆసనమును సుఖముగా ఉండునది అసక్తుడు ఆచరించవచ్చును. ఏన ఆసనం విజితం జగత్త్రయం తేన జితం భవతి. యవనిచే ఆసనము జయింపబడునో వానిచే జగత్త్రయము జయింపబడును. యమ నియమ అభ్యాస యుక్త పురుషః ప్రాణాయామం చరేత్ నాడయః శుద్ధా భవంతి. ఆసనముతో పాటు యమము నియమము యుక్తముగా అభ్యాసము చేసిన పురుషుడు ప్రాణాయామము ఆచరించిన చొవ్వానికి నాడులు శుద్ధి అగును. కుండలిని శక్తి, నాడీ వ్యవస్థ, ప్రాణవాయువుల విచారము, నాడీ శుద్ధి అవగాహన చేసుకొనుటకు ముఖ్యమైన వివరణ ఇంపార్టెంట్ కంప్రిహెన్సన్ నోట్స్. అద్వైత సిద్ధాంతమును అనుసరించి సూక్ష్మము నుండి స్థూలము ప్రకటితము మానిఫెస్ట్ అగును. అయినప్పటికీ స్థూలము దాని సూక్ష్మము నుండి వేరైనది కాదు. ఉదాహరణకు మట్టి నుండి కుండ ప్రకటితమైన ఆ కుండ మట్టి కంటే వేరైనది కాదు. కుండ ఆకారము మట్టి యందు ఆపాదన ఆట్రిబ్యూషన్ ఫోర్ వాల్యూ ఆర్డిసన్ మాత్రమే. అన్నమయ కోశము ఫిజికల్ ప్లేన్ స్థూలము, అంతకంటే మనోమయ కోశము టెండెన్సీస్ థోట్ అండ్ మెంటల్ ప్లేన్ సూక్ష్మము, దానికంటే ప్రాణమయ ఎనర్జీ ప్లేన్ వైటల్ ఫోర్స్ కోసము సూక్ష్మము. అనుభవము విజ్ఞానమయ కోసము నోలెజ్ అండ్ నోయింగ్ ప్లేన్ ఇంకా సూక్ష్మము. ఆనందమయ కోసము అబ్సల్యూట్ బ్లిస్ ప్లేన్ మరింకా సూక్ష్మము. దానికన్నా సూక్ష్మము బ్రహ్మ కోసము సర్వమునకు మూలతత్వము. బ్రహ్మము ఈ పంచకోశాత్మకము, అది తత్ దాట్ ఈజ్ ప్రతి జీవుని వాక్ మనో అతీత సచ్చితానందమయ కేవల జ్ఞానమయ స్వస్వరూపము. కాబట్టి శుద్ధ జ్ఞాన సత్ చిత్ అబ్సల్యూట్ నోలెజ్ ఎగ్జిస్టెన్స్ ఇంటెలిజెన్స్ అయిన ఆత్మయే బ్రహ్మమే స్వకీయ మాయచే ఆనంద కోసముగా, అందునుండి అదియే విజ్ఞాన కోసముగా, దాని నుండి అదియే ప్రాణమయ కోసముగా, ఆ ప్రాణశక్తియే చిత్తమనోమయ కోసముగా మరియు స్థూల అన్నమయ కోసముగా అనగా స్థూల దేహ సహిత జగదానుభవముగా ప్రకటితమగుచున్నది. హావింగ్ మెన్ఫెస్టేడ్ దృష్టి అనుభవ భేదముచే మాత్రమే సూక్ష్మత్వము సటల్నెస్ విభేదించబడినది. స్థూలమైన అన్నమయ దేహ దృష్టి నుండి సూక్ష్మాత సూక్ష్మమైన సట్లేస్ట్ బ్రాహ్మీ దృష్టి సిద్ధింపచేసుకొనుట వేదాంత లక్ష్యము. వేదము మరియు వేదాంతములో ప్రతిపాదింపబడిన ఉపాసనలు ఒక స్థూల దృష్టి నుండి అంతకంటే సూక్ష్మ దృష్టి ఏర్పడుటకు ఉపయోగపడును. సూక్ష్మములో నుండి స్థూలము ప్రకటితము అగును. అంతేకాని స్థూలములో సూక్ష్మము జనించదు. ఉదాహరణకు వాయువులో ఆకాశము ఉన్నదని వ్యావహారికముగా చెప్పినను నిజమునకు ఆకాశములో ఆకాశము నుండి వాయువు ప్రకటితమై ఉండును. ప్రాణశక్తి సూక్ష్మము, దేహము స్థూలము. దేహములో ప్రాణము ఉండుట కాదు, ప్రాణములోనే దేహములు ప్రకటితమైనవి. కాని మనకు దేహదృష్టి దృఢముగా ఉండుటచేత యోగశాస్త్రముచే దేహములో దేహభావన దృష్ట్యా ప్రాణస్పందనలు వర్ణించబడినవి. అప్పుడు మనము నిర్దేశింపబడిన యోగ అభ్యాసములతో దేహములో స్థూల దేహభావములో ప్రాణస్పందన ఉపాసన చేసి స్థూల దేహ దృష్టి నుండి సూక్ష్మ ప్రాణశక్తి దృష్టి అలవరుచుకొనవచ్చును. సూక్ష్మమైన ప్రాణశక్తి నాడీ వ్యవస్థ ద్వారా మనోమయ అన్నమయ కోశములలో దేహములలో ప్రకటితమై ప్రవర్తిస్తున్నది. నాడీ అనునది శరీరములో భౌతికమైన ఒక భాగము కాదు, రక్తనాళము బ్లడ్ వెసల్ కూడా కాదు. స్థూలముగా వ్యక్తమైన శరీర ధర్మములు ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ నిలవటానికి కారణమైన సూక్ష్మ ప్రాణశక్తి యొక్క ప్రకటనను శరీరము దృష్ట్యా స్పందన చేతన రూపమైన నాడులుగా దర్శించబడినది. దస్ నది ఈజ్ ఎ కనెక్షన్ సెంటర్ బిట్వీన్ ద ఫిజికల్ బాడీ అండ్ ద అండర్లైన్ సటల్ కోజ్మిక్ ప్రాణా ఎనర్జీ దాట్ హోల్డ్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ మైండ్. నది సెంటర్స్ ఆర్ నోట్ ఆన్ ఇమాజినరీ ఫాబ్రికేషన్ ఆఫ్ సమ్వన్స్ మైండ్. ద సటల్ ప్రాణా ఎనర్జీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ ఆస్ గ్రోస్ ఫిజికల్ బాడీ అండ్ మైండ్. This relationship has been visualized as Nadi system by so many ascetics and practitioners of yoga from ancient times. Their experiences and observations were congregated into yoga theory, which has had been validated from time to time, again and again scientifically by the serious practitioners of yoga. ప్రతి జీవుడు ప్రతిదినము జాగ్రత్తలో నుండి స్వప్నములోనికి మరియు సుషుప్తిలోనికి మరలా జాగ్రత్తలోనికి వస్తూ ఈ సూక్ష్మ నాడీ వ్యవస్థ ద్వారా ఇహము నుండి పరము ఆదిత్య లోకము ద్వారా బ్రహ్మలోకము వరకు పరము నుండి ఇహమునకు ప్రయాణము చేస్తూనే ఉన్నాడు. ఛాందోగ్య ఉపనిషత్ అధ్యాయము 8. బ్రహ్మమునందే విశ్వము బ్రహ్మమునకు అనన్యముగా బై నోట్ బీయింగ్ డిఫరెంట్ ప్రకటితమయ్యున్నది. ఆ శక్తితత్వమే ఈ మన భౌతిక శరీరమునందుకూడా ప్రకటితమై ఉన్నది. దేహాత్మ అనగా దేహమే నేను అను భావన దృఢముగా కలిగిన జీవుడు మానవుడు తన భౌతిక శరీరమునకు ఆధారమైన శక్తి తత్వమును విశ్వముతో ఆపాదన కంపేర్ అండ్ తాళ్ళి చేసుకుని నాడీ కనెక్షన్ సెంటర్ భావనతో ఉపాసన చేయుట ఇక్కడ నాడీ వ్యవస్థగా చెప్పబడినది. తద్వారా జీవుడు తన విశ్వరూపత్వమును ధారణ చేయవచ్చును. అథ హైనమథర్వాణం శాండిల్యః పప్రచ్ఛాకేనోపాయన నాడ్యః శుద్ధాః స్యుః నాడ్యః కతి సంఖ్యాకాః తాసాముత్పత్త్యః కీదృశీ తాసు కతి వైవస్థిష్ఠంతి తేషాం కాని స్థానాని తత్కర్మాణి కాని దేహే యాని యాని విజ్ఞాతవ్యాని తత్సర్వం మే బ్రూహీతి. 1.5 నాడీ శుద్ధి గురించి ప్రశ్న. అథ ఏనం అథర్వాణం శాండిల్యః పప్రచ్ఛ అటు పిమ్మట అథర్వణుని శాండిల్యుడు ఈ విధంగా పరిప్రశ్నించెను. కేన ఉపాయన నాడేహ శుద్ధాః స్యుః ఏ ఉపాయముచేత నాడులు శుద్ధములు అగును. నాడేహ కతి సంఖ్యాకాః తాసాం ఉత్పత్తి కీదృశీ నాడులు ఎంత సంఖ్యలో ఉన్నవి వాటి ఉత్పత్తి ఎట్టిది తాసు కతి వాయవః తిష్ఠంతి వాటియందు ఎన్ని వాయువులు ఉన్నవి తేషాం కాని స్థానాని తత్కర్మాణి కాని ఆ వాయువుల స్థానములు ఏవి వాటి క్రియలు ఏమి దేహే యాని యాని విజ్ఞాతవ్యాని తత్సర్వం మే బ్రూహి ఇతి దేహమునందు ఏవేవి తెలుసుకోదగనవో ఆ సర్వము నాకు చెప్పుము. సహోవాచ అథర్వాణ అథేదం శరీరం షణ్వతేంగులాత్మకం భవతి శరీరాత్ ప్రాణో ద్వాదశాంగులాధికో భవతి శరీరస్థం ప్రాణమగ్నినా సహ యోగాభ్యాసేన సమం న్యూనం వా యః కరోతి స యోగి పుంగవో భవతి. 1.6 ప్రాణ విచారము. సహ ఉవాచ అథర్వాణ ఆ అథర్వ మహర్షి ఇలా చెప్పెను. అథ ఇదం శరీరం 96 అంగుల ఆత్మకం భవతి. ఈ శరీరము 96 అంగుళముల ప్రమాణము కలిగి ఉన్నది. శరీరాత్ ప్రాణోద్వాదశ అంగుల అధికో భవతి శరీరము కంటే ప్రాణము 12 అంగుళములు అధికమై ఉన్నది. అనగా శరీరము కంటే ప్రాణశక్తి సూక్ష్మమైనది అని చెప్పుటయే ఇక్కడి ఉద్దేశ్యము. సూక్ష్మమైన ప్రాణశక్తియే స్థూలమైన పంచభూత దేహముగా ప్రకటితమై ఉన్నది. శరీరస్థం ప్రాణం అగ్నినా సహ యోగాభ్యాసేన సమం అన్యూనం వా యః కరోతి స యోగి పుంగవో భవతి. శరీరస్థమైన ప్రాణమును శరీరమునందున్న అగ్నితో సహా యోగాభ్యాసముచే సమము లేదా తక్కువ కాకుండా ఎవడు చేయునో వాడు యోగి పుంగవుడు అగును. శరీరమునందు ప్రకటితమైన అగ్నితో ప్రాణమును సమము చేయవలెను అనగా వాటి ఏకత్వమును భావించవలెను. ఎందువలన అనగా ప్రాణాగ్నులే శరీరమును నిలుపుచున్నవి. దేహమధ్యే శిఖిస్థానం త్రికోణం తప్తజాంబునద ప్రభం మనుష్యాణం చతుష్పదాం చతురస్రం విహంగానాం వృత్తాకారం తన్మధ్యే శుభా తన్వీ పావకీ శిఖా తిష్ఠతి గుదాద్వ్యంగులాదుర్ధ్వం మేఢ్రాద్వ్యంగులాదధో దేహమధ్యం మనుష్యాణాం భవతి చతుష్పదాం హృన్మధ్యం విహంగానాం తుంగమధ్యం దేహమధ్యం నవాంగులం చతురంగులముత్సేధాయతమండాకృతి తన్మధ్యే నాభ్యః తత్ర ద్వాదశరితం చక్రం తచ్చక్రమధ్యే పుణ్యపాప ప్రచోదితో జీవో భ్రమతి తంతుపంజరమధ్యస్థలుతిక యథా భ్రమతి తథా చాసౌ తత్ర ప్రాణశ్చరతి దేహేస్మిన్ జీవః ప్రాణారూఢో భవేత్. 1.7 దేహమధ్యమునందు శిఖిస్థానం. దేహమధ్యే శిఖిస్థానం త్రికోణం తప్తజాంబునద ప్రభం మనుష్యాణం శిఖి అగ్ని స్థానము ద్విపాదులైన మనుష్యులకు దేహమధ్యమున మేలిమి బంగారు త్రికోణ ట్రాయాంగల్ రూపముగా ఉండును. చతుష్పదాం చతురస్రం విహంగానాం వృత్తాకారం శిఖిస్థానం చతుష్పాదులకు చతురస్ర క్వాడ్రిలేటరల్ ఆకారమున విహంగములకు వృత్తాకారము సర్క్యులర్ రూపమున ఉండును. తత్మధ్యే శుభా తన్వీ పావకీ శిఖా తిష్ఠతి దాని మధ్యమున శుభకరమైన సున్నితమైన అగ్ని శిఖ ఉండును. గుదాత్ ద్వా అంగులాత్ ఊర్ధ్వం మేఢ్రాత్ ద్వా అంగుల అదధో దేహమధ్యం మనుష్యాణం భవతి గుదము మల విసర్జన చేయు శరీరస్థానము నుండి 2 అంగుళములపైకి మయ్యు మేఘ్రము పురుషాంగము స్త్రీ యోని అంగము నుండి 2 అంగముల క్రిందకు ఉన్న ప్రదేశము మనుష్యులకు దేహమధ్య స్థానము అగును. చతుష్పదాం హృత్మధ్యం భవతి చతుష్పాదులకు హృదయము దేహమధ్య స్థానము అగును. విహంగానాం తుంగమధ్యం దేహమధ్యం విహంగములకు పొట్ట మధ్యము దేహమధ్యము అగును. నవాంగులం చతురంగులం ఉత్సేధ ఆయతం అండాకృతి దేహమధ్య స్థానము 9 అంగుళములు మరియు 4 అంగుళములు ఎత్తు వెడల్పు కలిగి గ్రుడ్డు ఎలిప్టిక్ ఆకృతిలో ఉండి తత్మధ్యే నాభ్యః తత్ర ద్వాదశరితం చక్రం దాని మధ్యమున నాభి అక్కడ 12 చువ్వలున్న చక్రము. తచ్చక్ర మధ్యే పుణ్యపాప ప్రచోదితో జీవో భ్రమతి ఆ చక్ర మధ్యమున పుణ్యపాప ప్రచోదితుడైన జీవుడు తిరుగుచుండును. తంతు పంజర మధ్యస్థ లూతికా యథా భ్రమతి తథా చాసౌ ప్రాణ చరతి గూటిలో చిక్కుకున్న సాలె పురుగు తిరుగుచున్నట్లు అక్కడే ఈ ప్రాణము చరించును. దేహే అస్మిన్ జీవః ప్రాణ ఆరుఢో భవేత్ దేహమునందు ఈ జీవుడు ప్రాణము అధిరోహించినవాడే ఉండును. నాభే స్థిర్యగధౌర్ధ్వం కుండలిని స్థానం అష్టప్రకృతరుపాష్టధా కుండలి కృత కుండలిని శక్తిర్భవతి యథావద్వాయ సంచారం జలాన్నాదిని పరితః స్కంధః పార్శ్వేషు నిరుధ్యయనం ముఖేనైవ సమావేష్ట్య బ్రహ్మరంధ్రం యోగకాలే చాపానేనాగ్నినా చ స్ఫురతి హృదయాకాశే మహోజ్వల జ్ఞానరూపా భవతి. మధ్యస్థకుండలినిమాశ్రిత్య ముఖ్యా నాట్యశ్చతుర్దశ భవంతి. 1.8 కుండలిని శక్తి నాభే తిర్యక్ అధ ఊర్ధ్వం కుండలి స్థానం నాభికి అడ్డముగా హొరిజోంటల్లీ క్రిందకి పైకి కుండలి స్థానము ఉండును. అష్టప్రకృతి రూప అష్టధా కుండలి ఆకృతా కుండలిని శక్తిః భవతి. అష్టప్రకృతి రూపమై అష్టవిధములుగా కుండలి ఆకృతిలో పాము చుట్టుకున్న విధముగా కుండలిని శక్తి ఉండును. అష్టప్రకృతి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలు మాత్రమేగాక మనస్సు బుద్ధి అహంకారం యథావత్వాయు సంచారం జలాన్నాదిని పరితః స్కంధ పార్శ్వేషు నిరుధ్య ఏనం యథాక్రమముగా వాయు సంచారమును అన్నము పానీయములు మొదలగు వాటిని చుట్టూ నిరోధించి కుండలిని శక్తి ప్రేరేపించబడినప్పుడు వెన్నెముక దిశగా వీపు ఇరుప్రక్కల ఊర్ధ్వముగా ఇన్ ద ఫోర్మ్ ఆఫ్ ఆన్ ఇన్వర్టెడ్ ట్రయాంగల్ ముఖేన ఏవ సమావిశ్య బ్రహ్మరంధ్రం యోగకాలే అపానేన అగ్నినా చ స్ఫురతి ముఖము ద్వారా యోగకాలమునందు అపాన వాయువుచే కుండలిని శక్తి బ్రహ్మరంధ్రము ప్రవేశించి అగ్నిచే ప్రకాశించును. హృదయాకాశే మహోజ్వల జ్ఞానరూపా భవతి హృదయాకాశమున మహోజ్వలమై జ్ఞానరూపాన ఉండును. పంచకోశములు కుండలిని కూడా జ్ఞానమయమే. మధ్యస్థ కుండలినీం ఆశ్రిత్య ముఖ్యా నాడ్యః చతుర్దశ భవంతి మధ్యస్థమైన కుండలిని శక్తిని ఆశ్రయించి ముఖ్యమైన నాడులు 14 కలవు. తత్ర సుషుమ్నా విశ్వధారిణీ మోక్షమార్గేతి చాచక్షతే. గుదస్య పృష్ఠభాగే వీణాదండాశ్రిత మూర్ధపర్యంతం బ్రహ్మరంధ్రే విజ్ఞేయా వ్యక్త సూక్ష్మా వైష్ణవీ భవతి. సుషుమ్నాయాః సవ్యభాగే ఇడా తిష్ఠతి. దక్షిణభాగే పింగళా ఇడాయాం చంద్రశ్చరతి. పింగళాయాం రవ్యః తమోరుపశ్చంద్రః రజోరుపో రవ్యః విషభాగో రవ్యః అమృతభాగ్శ్చంద్రమా తావేవ సర్వకాలం ధత్తే. సుషుమ్నా కాలభోక్త్రీ భవతి. సుషుమ్నా పృష్ఠపార్శ్వయో సరస్వతీకుః భవతః. యశస్వినికుః మధ్యే వారుణీ ప్రతిష్ఠితా భవతి. పూషా సరస్వతి మధ్యే పయస్విని భవతి. గాంధారీ సరస్వతి మధ్యే యశస్విని భవతి. కందమయలంబుసా భవతి. సుషుమ్నాపూర్వభాగే మేఢ్రాంతం కుహూర్భవతి. కుండలిన్యా అధశ్చోధ్వం వారుణీ సర్వగామిని భవతి. యశస్విని సౌమ్యా చ పాదాంగుష్ఠాంతమిష్యతే. పింగళా చోధ్వగా యామ్యనాశాంతం భవతి. పింగళాయాః పృష్ఠతో యామ్యనేత్రానతం పూషా భవతి. యామ్యకర్ణాంతం యశస్విని భవతి. జిహ్వాయా ఊర్ధ్వానతం సరస్వతీ భవతి. ఆసవ్యకర్ణాంతమూర్ధ్వగా శంఖిని భవతి. ఇడా పృష్ఠభాగా సవ్యనేత్రాంతగా గాంధారీ భవతి. పాయమూలదధోర్ధ్వగాలంబుస భవతి. ఏతాశ్చ చతుర్దశసు నాడీష్వన్యా నాడ్యః సంభవంతి తాస్వన్యాస్తాస్వన్యా భవంతితి విజ్ఞేయాః యథాస్వర్థాధిపత్రం శిరాభిర్వ్యాప్తమేవం శరీరం నాడీభిర్వ్యాప్తం. 1.9 నాడీ వ్యవస్థ. ఇడా పింగళ సుషుమ్నా సరస్వతి వారుణి పూషా హస్తిజిహ్వా యశస్విని విశ్వోదరి కుహూహ శంఖిని పయస్విని అలంబుసా గాంధారి ఇతి నాడ్యః చతుర్దశ భవంతి. నాడీ వ్యవస్థలో ముఖ్యమైనవి 14 నాడులు ఈ నామములతో ఉన్నవి. 1 ఇడా, 2 పింగళ, 3 సుషుమ్న, 4 సరస్వతి, 5 వారుణి, 6 పూష, 7 హస్తిజిహ్వ, 8 యశస్విని, 9 విశ్వోదరి, 10 కుహువు, 11 శంఖిని, 12 పయస్విని, 13 అలంబుస, 14 గాంధారి. తత్ర సుషుమ్న విశ్వధారిణి మోక్షమార్గ ఇతి చాచక్షతే. అందు సుషుమ్న నాడి విశ్వధారిణి అని మోక్షమార్గమని శ్లాఘించబడినది. సుషుమ్న నాడి విశ్వమును ధరించినది, విశ్వము తానే అయి ఉన్నది. గుదస్య పృష్ఠభాగే వీణాదండ ఆశ్రితాం ఊర్ధపర్యంతం బ్రహ్మరంధ్రే చ విజ్ఞేయ అవ్యక్త సూక్ష్మ వైష్ణవీ భవతి. ఈ సుషుమ్న నాడి గుదము మల విసర్జన చేయు శరీరస్థానము యొక్క వెనుక భాగమున వెన్నెముకను ఆశ్రయించిపైన శిరస్సు వరకు బ్రహ్మరంధ్రమున విజ్ఞేయ విశేషముగా తెలియబడునది. రూపమున అవ్యక్తముగా సూక్ష్మముగా వైష్ణవియే విష్ణు స్వరూపమై ఉన్నది. సుషుమ్నాయః సవ్యభాగే ఇడా తిష్ఠతి దక్షిణభాగే పింగళ సుషుమ్న నాడి ఎడమ భాగమున ఇడా నాడి ఉండును, కుడివైపున పింగళ నాడి ఉండును. ఇడాయం చంద్రః చరతి పింగళాయం రవ్యః ఇడా నాడియందు చంద్రుడు చరించును, పింగళ నాడీయందు సూర్యుడు చరించును. తమో రూపః చ చంద్రః రజో రూపో రవ్యః తమో రూపుడు చంద్రుడు మయ్యు రజో రూపుడు సూర్యుడు. విషభాగో రవ్యః అమృతభాగః చంద్రమానః విషభాగుడు సూర్యుడు అమృతభాగుడు చంద్రుడు. తావ ఏవ సర్వకాలం ధత్తే వారే సూర్యచంద్రులే అనగా ఇడా పింగళ నాడులే కాలమునకు ఆధారము. సుషుమ్న కాలభోక్త్రి భవతి సుషుమ్న నాడి తనేందు కాలమును రమించునది అనగా కాలహకాలుడు అని. సుషుమ్న పృష్ఠ పార్శ్వయోహ సరస్వతి కుహు భవతః సుషుమ్న నాడి వెనుక ప్రక్కలందు సరస్వతి కుహు నాడులు ఉండును. యశస్విని కుహోహ మధ్యే వారుని ప్రతిష్ఠిత భవతి యశస్విని నాడి మయి కుహు నాడి మధ్యన వారుని నాడి ప్రతిష్ఠితమై ఉన్నది. పూషా సరస్వతి మధ్యే పయస్విని భవతి పూషా నాడి మయ్యు సరస్వతి నాడి మధ్యన పయస్విని నాడి ఉన్నది. గాంధారి సరస్వతి మధ్యే యశస్విని భవతి గాంధారి నాడి మయ్యు సరస్వతి నాడి మధ్యన యశస్విని నాడి ఉన్నది. కంద మధ్యే అలంబుస భవతి కంద రూట్ మధ్యమున అలంబుస నాడి ఉన్నది. సుషుమ్న పూర్వభాగే మేఘ్రాంతం కుహూహ భవతి సుషుమ్న ముందు భాగమున మేఘ్రము పురుషాంగము స్త్రీయోని అంగము వరకు కుహు నాడి ఉండును. కుండలిన్య అథ చ ఊర్ధ్వం వారుని సర్వగామిని భవతి కుండలిని నాడికి క్రింద మయ్యు పైన వారుని నాడి సర్వగామినియే ఉండును. యశస్విని సౌమ్య చ పాదాంగుష్ఠాంతం ఇష్యతే యశస్విని నాడి సౌమ్యమైనది మయ్యు పాదము బొటన వ్రేలు వరకు వ్యాప్తమై ఉన్నది. పింగళ చ ఊర్ధ్వగా యామ్య నాశాంతం భవతి పింగళ నాడిపైకి దక్షిణముగా నాసికము చివర వరకు ఉండును. పింగళయః పృష్ఠతో యామ్య నేత్రాంతం పూషా భవతి పింగళ నాడి వెనుక నేత్రము చివర వరకు పూషా నాడి ఉండును. యామ్య కర్ణాంతం యశస్విని భవతి కుడి చెవి వరకు యశస్విని నాడి ఉన్నది. జిహ్వయా ఊర్ధ్వాంతం సరస్వతి భవతి నాలుక పైన వరకు సరస్వతి నాడి ఉండును. ఆసవ్య కర్ణాంతం ఊర్ధ్వగా శంఖిని భవతి ఎడమ చెవి వరకు పైకి వ్యాపించుచు శంఖిని నాడి ఉండును. ఇడా పృష్ఠభాగాత్ సవ్య నేత్రాంతం గాంధారి చ భవతి ఇడా నాడి వెనుక భాగాన ఎడమ కన్ను వరకు గాంధారి నాడి ఉండును. పాయుమూలాత్ అధ ఊర్ధ్వగా అలంబుసా భవతి పాయు పురుషాంగము స్త్రీయోని మూలము క్రింద నుండి పైకి అలంబుసా నాడి ఉండును. ఏతాసు చతుర్దశ నాడీషు అన్యా నాడ్యః సంభవంతి. ఈ 14 ముఖ్య నాడులయందు ఇతర నాడులు ఉండును. తాసు అన్యాసు తాసు అన్యా భవంతి ఇతి విజయహ వాటి యందు మరికొన్ని నాడులు ఆ నాడులయందు కూడా ఇంకా అనేక నాడులు ఉండునని తెలియబడినవి. యథా అశ్వత్థాధిపత్రం శిరాభ్యాహ వ్యాప్తం ఏవం శరీరం నాడీభ్యాహ వ్యాప్తం. ఏ విధముగా అయితే అశ్వత్థ రావి చెట్టు ఆకునందు నాళములు వ్యాపించినట్లుగా శరీరమునందు కూడా అనగా శరీర ధర్మములు నిర్వర్తించు అనేకానేక నాడులు అదృశ్యముగా వ్యాప్తమై ఉన్నవి. ప్రాణపాన సమానోదాన వ్యాన నాగకూర్మకృకరదేవదత్త ధనంజయ. ఏతే దశవాయవః సర్వాసు నాడీషు చరంతి ఆస్యనాసికా కంఠనాభి పాదాంగుష్ఠద్వైకుండల్యశ్చోద్ధ్వభాగేషు ప్రాణః సంచరతి, శ్రోత్రాక్షికటిగుల్ఫ్ఘ్రాంగలస్ఫిగ్దేశేషు వ్యానః సంచరతి, గుదమేఢ్రోరుజానుదర్వృషణకటిజంఘానాభ్యగుదాగ్నియగారేష్వపాన సంచరతి. సర్వసంధిస్థా ఉదానః పాదహస్తయోరపి సర్వగాత్రేషు సర్వవ్యాపి సమానః, భుక్తాన్నరసాదికం గాత్రేగ్నినా సహ వ్యాపయన్ద్విసప్తతిసహస్రేషు నాడీమార్గేషు చరణ్ సమానవాయరగ్నినా సహ సాంగోపాంగకలేవరం వ్యాప్నోతి. నాగాదివాయవః పంచత్వగస్థ్యాది సంభవ తుందస్థం జలమన్నంచ రసాదిషు సమీరితం తుందమధ్యగతః ప్రాగస్థాని పృథక్ కురయాత్. అగ్నేరుపరి జలం స్థాప్య జలోపర్యన్నాదిని సంస్థాప్య స్వయమపానం సంప్రాప్య తేనేవ సహ మారుతః ప్రయాతి దేహమధ్యగతం జ్వలనం. వాయునా పాలితో వహ్నిరపానేన శనైర్దేహమధ్యే జ్వలతి. జ్వలనో జ్వాలాభ్యః ప్రాణేన కోష్ఠమధ్యగతం జల్మత్యుష్ణం కరోత్. జలోపరి సమర్పిత వ్యంజన సంయుక్తమన్నం వహ్ని సంయుక్తవారిణ పక్వమకరోత్. తేన స్వేదముత్రజలరక్తవీర్యరుపరసపురీషాదికం ప్రాణః పృథక్ కురయాత్. సమానవాయినా సహ సర్వాసు నాడీషు రసం వ్యాపయించ్వాసరూపేణ దేహే వాయుశ్చరతి. నవభిర్వ్యోమరంధ్రే శరీరస్య వాయవః కుర్వంతి విన్ముత్రాది విసర్జనం. నిశ్వాసోచ్ఛ్వాసకాశశ్చ ప్రాణకర్మోచ్యతే విన్ముత్రాది విసర్జనమపానవాయుకర్మ. హానోపాదానచేష్టాది వ్యానకర్మ. దేహస్యోన్నయనాదికముదానకర్మ. శరీరపోషణాదికం సమానకర్మ. ఉద్గారాది నాగకర్మ. నిమీలనాది కూర్మకర్మ. క్షుత్కరణం కృకరకర్మ. తంద్రా దేవదత్తకర్మ. శ్లేష్మాది ధనంజయకర్మ. ఏవం నాడిస్థానం వాయుస్థానం తత్కర్మ చ సమ్యజ్ఞాత్వా నాడి సంశోధనం కురయాత్. 4.10 ప్రాణవాయువుల సంచారము ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానాః నాగకూర్మ కుకర దేవదత్త ధనంజయాః ఏతే దశవాయవః సర్వాసు నాడీషు చరంతి. అన్ని నాడులేయందు సంచరించు వాయువు నిర్వర్తించు ధర్మములను అనుసరించి ఈ 10 రకముల వాయువులుగా చెప్పబడుచున్నది. 1 ప్రాణము, 2 అపానము, 3 సమానము, 4 ఉదానము, 5 వ్యానము, 6 నాగము, 7 కూర్మము, 8 కృకరము, 9 దేవదత్తము, 10 ధనంజయము. వాయువునకు స్థూల సూక్ష్మ అంశాలు దర్శించబడినవి. వాయువు యొక్క సూక్ష్మ అంశ అభౌతిక నాడులలో సంచరించును అని తత్వదశలుచే దర్శింపబడెను. ఆస్య నాసికా కంఠ నాభి పాదాంగుష్ఠద్వయ కుండల్యః చ ఊర్ధ్వభాగేషు ప్రాణః సంచరతి. ప్రాణము నోరు నాసికము కంఠము నాభి రెండు పాదముల బొటన వ్రేళ్ళు కుండలిని ఊర్ధ్వభాగమున ప్రాణవాయువు సంచరించును. శ్రోత్ర అక్షికటి గుల్ఫ ఘ్రాణగళ స్ఫిగ్ దేశేషు వ్యానః సంచరతి. వ్యానము చెవులు కన్నులు గుల్ఫము పాదము మరియు కాలు కలుపు ప్రదేశము ఆన్కల్బోన్ నాసికము కంఠము పిరుదులు ప్రదేశములందు వ్యానవాయువు సంచరించును. గుద మేడ్ర ఊరు జాను ఉదర వృషణ కటి జంఘ నాభిగుద అగ్నిగరేషు అపానః సంచరతి. అపానము గుదము మల విసర్జన చేయు శరీరస్థానము మేఢ్రము పురుషాంగము స్త్రీ యోని అంగము తొడలు మోకాళ్ళు ఉదరము వృషణములు పిరుదులు కాలి పిక్కలు నాభి కడుపులో పెద్ద పేగుల నుండి మేఢ్రమునకు ఉన్న ద్వారము నందు ఉన్న అగ్నిగారము నందు అపానవాయువు సంచరించును. సర్వసంధిస్థ ఉదానః ఉదానము సర్వసంధులేయందు జౌంట్స్ ఉదానవాయువు. పాదహస్తయోః అపి సర్వగాత్రేషు సర్వవ్యాపీ సమానః సమానము. అపాదహస్తములందు అన్ని అవయవములందు వ్యాపించునది సమానవాయువు. భుక్త అన్నరసాదికం గాత్రే అగ్నినా సహ వ్యాపయన్ ద్విసప్తతి సహస్రేషు నాడీ మార్గేషు చరణ్ సమానవాయుః అగ్నినా సహ సాంగ ఉపాంగ కళేబరం వ్యాప్నోతి. భుజించిన అన్నము యొక్క రసరూపమును శరీరమునందు అగ్నితో సహా వ్యాపింపచేయుచు 72,000 నాడీ మార్గములందు చరించుచు సమానవాయువు అగ్నితో కూడి అంగములు ఉపాంగములతో ఉన్న కళేబరమును వ్యాపింపచేయును. నాగాది వాయవః పంచత్వచ్ త్వక్ అస్థి ఆది సంభవాః నాగము మొదలగు 5 వాయువులు చర్మము ఎముకలు మొదలగు వాటిని సంభవింపచేయును. తుందస్థం జలం అన్నం చ రసాదిషు సమీరితం కడుపులో ఉన్న జలము అన్నము మయ్యు రసాయనములను బాగా చిలికి తుందమధ్యగతః ప్రాణః తాని పృథక్ కురయాత్. కడుపు మధ్యలో ఉన్న ప్రాణవాయువు వాటిని వేరుచేయును. అగ్నేహ ఉపరి జలం స్థాప్య జల ఉపరి అన్నాదిని సంస్థాప్య స్వయం అపానం సంప్రాప్య తేన ఏవ సహమార్తః ప్రయాతి. అగ్నిపైన జలమును సంస్థాపించి జలముపైన అన్నాదులు బాగుగా సంస్థాపించి స్వయంగా అపానమును పొంది దానితోనే అపాన వాయువు ద్వారా ప్రయాణించుచు దేహమధ్య గతం జ్వలనం వాయిన పాలితో వహ్నః అపానేన సనేహ దేహమధ్యే జ్వలతి. దేహమధ్యమునకు వెళ్ళి ఆ జఠరాగ్ని జ్వలనము వాయువుచే పాలింపబడినదే రక్షింపబడి నిర్దేశింపబడుచు అపానముచే నెమ్మదిగా దేహమధ్యమునే జ్వలించును. జ్వలనో జ్వాలాభ్యః ప్రాణేన కోష్ఠమధ్యగతం జలం అత్యుష్ణం అకరోత్. ఆ జ్వలన జ్వాలలతో ప్రాణవాయువుచే ఉదరమధ్యగతమైన జలమును మిక్కిలి వేడిచేయును. జల ఉపరి సమర్పిత వ్యంజన సంయుక్తం అన్నం వహ్ని సంయుక్త వారిన పక్వం అకరోత్. జలముమీద సమర్పించబడిన భుజించిన వ్యంజన కూరలు మొదలగు సంయుక్తమైన అన్నము అగ్నితో కూడిన నీటిచే పక్వముగును. తేన స్వేద మూత్ర జల రక్త వీర్య రూపరస పురిషాదికం ప్రాణ పృథక్ కుర్యాత్. దానిచే చెమట మూత్రము జలము రక్తము వీర్యము రూపములుగా రస ఘన వ్యర్థ పదార్థములుగా ప్రాణవాయువు వేరుచేయును. సమాన వాయున సహ సర్వసు నాడీషు రసం వ్యాపయన్ శ్వాసరూపేణ దేహే వాయు చరతి. సమాన వాయువుతో కూడి అన్ని నాడులేయందు అరిగించిన ఆహార రసమును ఏసెన్స్ వ్యాపింపచేసి శ్వాసరూపమున దేహమునందు వాయువు సంచరించును. నవభ్యః వ్యోమరంధ్రేయః శరీరస్య వాయవః కుర్వంతి విన్మూత్రాది విసర్జనం. శరీరము యొక్క తొమ్మిది రంధ్రముల ద్వారా వాయువులు మలము మూత్రము మొదలగు వ్యర్థ పదార్థములు విసర్జించును. నిశ్వాస ఉచ్ఛ్వాస కాసః చ ప్రాణకర్మ ఉచ్యతే. నిశ్వాసము గాలి పీల్చుకొనుట ఉచ్ఛ్వాసము గాలిని బయటకు వదులుట మలియు కాసము దగ్గుట ప్రాణవాయువు చేయు పనులు అని చెప్పబడును. విన్మూత్రాది విసర్జనం అపానవాయు కర్మ. మలమూత్రాదులు విసర్జించుట అపానవాయువు చేయు పనులు. హాన ఉపాదాన చేష్టాది వ్యాన కర్మ. చేతులతో కాళ్లతో నోటితో వదలుట పట్టుకొనుట కదలికలు మొదలగునవి వ్యానవాయువు పనులు. దేహస్య ఉన్నయనాదికం ఉదాన కర్మ. దేహమును పైకి ఎత్తుట బోవాంట్ ఓర్ లేవిటెటింగ్ ఫోర్స్ మొదలగునవి ఉదానవాయువు పని. శరీర పోషణాదికం సమాన కర్మ. శరీర పోషణము మొదలగునవి సమాన వాయు కర్మ. ఉద్గారాది నాగ కర్మ. ఉద్గారము నోటి నుండి ఉమ్ముట నాగవాయువు యొక్క పని. నిమిళనాది కూర్మ కర్మ. కన్నులు మూసి తెరుచుకొనుట కూర్మ వాయువు యొక్క పని. క్షుత్కరణం కృకర కర్మ. తుమ్మటము కుకర వాయువు యొక్క పని. తండ్రి దేవదత్త కర్మ. ఆవలించుట దేవదత్త వాయువు యొక్క పని. శ్లేష్మాది ధనంజయ కర్మ. నాసికము నోరు ద్వారా శ్లేష్మము విసర్జించుట ధనంజయ వాయువు యొక్క పని. ఏవం నాడిస్థానం వాయుస్థానం తత్కర్మ చ సమ్యక్ జ్ఞాత్వా నాడీ సంశోధనం కుర్యాత్. ఈ విధముగా నాడిస్థానం వాయుస్థానం వాటి కర్మలు బాగుగా తెలుసుకుని నాడీ శుద్ధి చేసుకునవలెను. యమనియమైతః పురుషః సర్వసంగ వివర్జిత కూత విద్యః సత్యధర్మరతో జితక్రోధో గురుశుశ్రూషానిరత పితృమాతృవిధేయః స్వాశ్రమోక్త సదాచార విద్వచ్చిక్షిత ఫలములోదకాన్వితం తపోవనం ప్రాప్య రమ్యదేశే బ్రహ్మఘోషస్మన్వితే స్వధర్మనిరత బ్రహ్మవిత్సమావృతే ఫలముల పుష్పవారిభి సుసంపూర్ణే దేవాయతనే నదీతీరే గ్రామే నగరే వాపి సుశోభనమఠం నాత్యుచ్చనిచాయతమల్పద్వారం గోమయాదిలిప్తం సర్వరక్షాసమన్వితం కృత్వా తత్ర వేదాంతశ్రవణం కుర్వన్యోగం సమారభేత్. ఆదౌ వినాయకం సంపూజ్య స్వేష్టదేవతాం నత్వా పూర్వోక్తాసనే స్థిత్వా ప్రాముఖ ఉదముఖో వాపి ముద్వాసనేషు జితాసనగతో విద్వాన్సమగ్రీవ శిరోనాసాగ్రద్రుభ్రుమధ్యే ససభృగ్బింబం పశ్యన్నేత్రాభ్యామమూతం పిబేత్. ద్వాదశమాత్రయ ఇడయ వాయుమాపుర్యోదరే స్థితం జ్వాలావలీతం రేఫబిందుయుక్తమగ్నిమండలయుతం ధ్యాయేద్రేచే పింగళయ పునః పింగళయ పూర్య కుంభిత్వా రేచేదిడయ త్రిచతుస్త్రిచతు సప్తత్రిచాతుర్మాస పర్యంతం త్రిసంధిషు తదంతరాలేషు చ షట్కృత్వ ఆచరేన్నాడి శుద్ధిర్భవతి తతః శరీరే లఘుదీప్తివహ్ని వృద్ధినాదాభివ్యక్తిర్భవతి. 5.11 నాడీ శుద్ధి. యమ నియమయుతః పురుషః సర్వసంగ వివర్జితః. యమము నియమము చక్కగా అభ్యాసము చేయుచున్న పురుషుడు సర్వసంగ విషయముల పట్ల ఆసక్తులు వాసనలు పరిత్యాగము చేసినవాడు. కృతవిద్యః సత్యధర్మరతో జితక్రోధో బ్రహ్మ విద్యను అధ్యయనం చేసినవాడు సత్యము ధర్మములందు నియుక్తుడయుండువాడు క్రోధమును జయించినవాడు గురుశుశ్రూష నిరతః పితృమాతృ విధేయః గురువును సేవించుటలో ఉత్సాహవంతుడు, తల్లిదండ్రులకు విధేయుడు. స్వ ఆశ్రమ ఉక్త సదాచార విద్వత్ శిక్షితః తాను ఉన్న ఆశ్రమము ఏదైతే బ్రహ్మచర్యాశ్రమము కాని, గృహస్థాశ్రమము కాని, వానప్రస్థాశ్రమము కాని, సన్యాసాశ్రమము కాని, అక్కడ చెప్పబడిన సదాచారమునందు విద్వత్తు కలిగినవారిచే శిక్షితుడైనవాడు. ఫలమూల అదకాన్వితం తపోవనం ప్రాప్య జీవన విధానమునకు కావలసిన ఫలములు, దుంపలు, నీరు సమృద్ధిగా ఉన్న తపోవనమునకు చేరి రమ్యదేశే బ్రహ్మఘోష సమన్వితే బ్రహ్మవిద్యకు సంబంధించిన వేదఘోష కలిగిన రమ్యమైన ప్రదేశమునందు స్వధర్మ నిరత బ్రహ్మవిత్ సమావృతే స్వధర్మనిరతులైన బ్రహ్మజ్ఞానులచే కూడినది ఫలమూల పుష్పవారిభ్యః సుసంపూర్ణే ఫలములు, కందమూలములు, పుష్పములు, జలములు పుష్కలముగా సుసంపూర్ణముగా ఉన్నది. దేవైతనే నదీతీరే గ్రామే నగరే వా అపి దేవాలయమున కాని, నదీతీరమున కాని, గ్రామమున కాని, లేదా నగరమునందైన కాని, సుశోభన మఠం నా అతి ఉచ్చనిచయతం అల్పద్వారం మంచి శోభితమైన మఠమును మరి ఎత్తుగా కాక, మరి క్రిందగా కాక, తక్కువ ద్వారములు కలిగినది. గోమయాది లిప్తం సర్వరక్షా సమన్వితం కృత్వా గోమయము మొదలైన వాటిచే అలుకబడినది. అన్ని విధములుగా జంతువులు మొదలగు వాటి నుండి రక్షణ కలిగినది ఏర్పాటు చేసుకుని తత్ర వేదాంత శ్రవణం కుర్వన్ యోగం సమ ఆరభేత్, అక్కడ వేదాంత శ్రవణమును చేయుచు యోగమును బాగుగా ఆరంభించవలెను. ఆదౌ వినాయకం సంపూజ్య స్వ ఇష్టదేవతాం నత్వా మొట్టమొదట వినాయకుడిని పూజించి తన యొక్క ఇష్టదేవతలకు నమస్కరించి పూర్వోక్త ఆసనే స్థిత్వా ప్రాక్ ముఖో ఉదక్ ముఖో వా అపి మృదు ఆసనేషు జిత ఆసన గతో పూర్వము చెప్పిన విధముగా ఆసనమునందు స్థిరముగా కూర్చొని తూర్పు దిక్కున కాని, ఉత్తర దిక్కున కాని మెత్తని ఆసనమునందు పద్మ గోముఖ మొదలగు సుఖాసనము వేసుకొనవలెను. విద్వాన్ సమగ్రీవ శిరో నాసాగ్ర దృక్ భ్రూమధ్యే ససభృత్ దిక్బింబం పశ్యన్ నేత్రాభ్యాం అమృతం పిబేత్ విద్వాంసుడైనవాడు కంఠము శిరస్సు సమముగా ఉంచి నాస్కము చివర దృష్టి పెట్టి భ్రూమధ్యమున చంద్రబింబమును చూచుచు నేత్రములతో అమృతము త్రాగవలెను. ద్వాదశమాత్రయ ఇడయ వాయుం ఆపూర్య ఉదరే స్థితం జ్వాలావలీతం రేఫబిందుయుక్తం అగ్నిమండలయుతం ధ్యాయేత్ పన్నెండు మాత్రల కాలముపాటు ఇడా నాడి యందు వాయువును పూరించి ఉదరములో ఉన్న జ్వాలలతో కూడియున్న రేఫ రకార బిందుయుక్తం అనగా రంశబ్దముతో అగ్నిమండలమును ధ్యానించవలెను. రేచేత్ పింగళయ పింగళచే రేచనము చేయవలెను. ఇంతకు ముందు పూరించిన వాయువును విడువవలెను. ఎడమ నాసిక రంధ్రము నుండి గాలి పీల్చి కొంచెముసేపు ఆ వాయువును స్తంభింపచేసి కుడి నాసిక రంధ్రము ద్వారా విడువవలేను. పునః పింగళయ ఆపూర్య కుంభిత్వా రేచేత్ ఇడయ మరొకసారి పింగళచే వాయువు పూరించి కుంభనము చేసి ఇడచే రేచనము నెమ్మదిగా వదులుట చేయవలెను. కుడి నాసిక రంధ్రము నుండి గాలి పీల్చి కొంచెముసేపు ఆ వాయువును స్తంభింపచేసి ఎడమ నాసిక రంధ్రము ద్వారా విడువవలేను. త్రిచతుః త్రిచతుః సప్త త్రిచతుః మాస పర్యంతం త్రిసంధిషు తత్ అంతరాళేషు చ షట్ కృత్వా ఏవం ఆచరేత్ నాడీ శుద్ధ్యః భవతి. మూడు నాలుగు మూడు నాలుగు ఏడు మూడు నాలుగు మాసముల పర్యంతము త్రిసంధ్యలందు మయ్యు వాటి మధ్యలో అనగా దినమునకు ఆరు సార్లు చెప్పిన విధముగా బ్రాహ్మీ భావన సహితముగా పూరక కుంభక రేచనములు ఆచరించినచో నాడీ శుద్ధి జరుగును. తతః శరీర లఘుత్వ దీప్తి వహ్ని వృద్ధి నాద అభివ్యక్త్యః భవతి. అప్పుడు శరీరము తేలికయే ప్రకాశించుచు జఠర అగ్ని వృద్ధి నాదము బెస్టోన్ అభివ్యక్తమగును. ప్రాణాయామము ప్రాణాపాన సమాయోగ ప్రాణాయామో భవతి. రేచకపూరక కుంభభేదేన స త్రివిధః తే వర్ణాత్మకాః తస్మాత్ ప్రణవ ఏవ ప్రాణాయామః. ఒకటి పాయింట్ ఒకటి రెండు ప్రాణాయామము అనగా ప్రాణ అపాన సమాన యోగః ప్రాణాయామో భవతి. ప్రాణ అపాన సమాన వాయువుల కలయికయే ప్రాణాయామము అగును. రేచక పూరక కుంభక భేదేన స త్రివిధః రేచకము పూరకము కుంభకము భేదముచే అది ప్రాణాయామము మూడు విధములు. తే వర్ణ ఆత్మకాః తస్మాత్ ప్రణవ ఏవ ప్రాణాయామః. అవి వర్ణమేములు కావున ప్రణవమే ఔమ ఓం ప్రాణాయామము. పద్మాద్యాసనస్థ పుమాన్నాసాగ్రే ససభృద్బింబజ్యోత్స్నాజాలవితానితాకారమూర్తి రక్తాంగీ హంసవాహిని దండహస్త బాలాగాయత్రీ భవతి. ఉకారమూర్త్యః శ్వేతాంగీ తాక్ష్యవాహిని యువతీ చక్రహస్త సావిత్రీ భవతి. మకారముర్త్యః కృష్ణాంగీ వృషభవాహిని వృద్ధా త్రిశూలధారిణీ సరస్వతీ భవతి. 1.13 గాయత్రి సావిత్రి సరస్వతీ దర్శనము పద్మాది ఆసనస్థ పుమాన్ నాస అగ్రేససభృత్ బింబజ్యోత్స్న జాలవితాన ఇత పద్మ ఆసనమునందు స్థితుడైన పురుషుడు నాసకము చివర దృష్టిపెట్టి చంద్రబింబం చూస్తూ చంద్రకాంతిని పూర్తిగా ఆస్వాదిస్తుండగా అకారమూర్తి రక్తాంగి హంసవాహిని దండహస్త బాలగాయత్రి భవతి. అకారమూర్తి ఏపు రంగులో ఉండునది, హంసవాహిని దండము హస్తమునందు ధరించినది, చిన్న పిల్ల రూపములో కనపడునది గాయత్రి అగును. ఉకారమూర్త్యః శ్వేతాంగి తాక్ష్యవాహిని యువతి చక్రహస్త సావిత్రి భవతి. ఉకారమూర్తి తెలుపు రంగులో ఉండునది, గరుడవాహిని చక్రము ధరించి యువతి రూపములో కనపడునది సావిత్రి అగును. మకారమూర్త్యః కృష్ణాంగి వృషభవాహిని వృద్ధా త్రిశూలధారిణి సరస్వతీ భవతి. మకారమూర్తి నలుపు రంగులో ఉండునది, వృషభవాహిని త్రిశూలధారిణి వృద్ధురాలి రూపములో కనపడునది సరస్వతి అగును. అకారాదిత్రయాణం సర్వకారణమేకాక్షరం పరంజ్యోత్యః ప్రణవం భవతీతి ధ్యాయేత్. ఇడయ బాహ్యద్వాయుమాపూర్య షోడశమాత్రాభరకారం చింతేన్పూరితం వాయుం చతుషష్టిమాత్రాభి కుంభైత్వోకారం ధ్యాయన్పూరితం పింగళయ ద్వాత్రింసన్మాత్రయ మకారమూర్తి ధ్యానేనేవం క్రమేణ పునః పునః కూర్యాత్. 6.14 అకార ఉకార మకార ధ్యానములు అకారాదిత్రయ అణాం కారణం ఏకాక్షరం పరంజ్యోతః ప్రణవం భవతి ఇతి ధ్యాయేత్. అకారము మొదలగు మూడు లోకములకు కారణం ఏకాక్షరము ప్రణవము పరంజ్యోతి అని భావించి ధ్యానించవలెను. అకార ఉకార మకారములు అననవి త్రిపుటి, అవి భూహ భూహ స్వహ అను మూడు లోకములు, జాగృత్ స్వప్న సుషుప్తి అను మూడు పురములు లేదా స్థితులు, సృష్టిస్థితలయములు ద్రష్టదృష్టి దృశ్యము మొదలగునవి. ఆ త్రిపుటి సంయోగము ఓంకారము, అది పరమాత్మకు సంజ్ఞ. డొట్ ఇడయ బాహ్యాత్వాయుం ఆపూర్య షోడశ మాత్రాభ్యాహ అకారం చింతయన్ ఈడా నాడిచే బాహ్యము నుండి వాయువు పూరించి 16 మాత్రల కాలముపాటు అకారమును చింతించవలెను. మాత్ర హ్రస్వోచ్చారణ కాలము పూరిత వాయుం చతుహష్టి మాత్రాభ్యాహ కుంభైత్వా ఉకారం ధ్యాయన్ పూరించిన వాయువు 64 మాత్రల కాలముపాటు కుంభనము చేయుచు ఉకారము ధ్యానించవలెను. పూరిత పింగళయ ద్వాత్రింశత్ మాత్రయామకార మూర్తి ధ్యానేన అలాగే పింగళ నాడిచే వాయువు పూరించి 32 మాత్రలచే మకారమూర్తిని ధ్యానించవలెను. ఏవం క్రమేణ పునః పునః కుర్యాత్, ఈ విధముగా క్రమముగా మళ్లీ మళ్లీ చేయవలెను. అథాసనదృఢో యోగీ వశీ మితహితాసనః సుషుమ్నానాడిస్థమలశోషార్థం యోగి బద్ధపద్మాసనో వాయుం చంద్రేణ పూర్య యథాశక్తి కుంభయిత్వా సూర్యేణ రేచయిత్వా పునః సూర్యేణ పూర్య కుంభయిత్వా చంద్రేణ విరేచ్య యయా త్యజేత్తయా సంపూర్య ధారయేత్. తదేతే శ్లోకా భవంతి. ప్రాణం ప్రాగిడయా పిబేన్యమితం భూయోన్యయ రేచేత్పిత్వా పింగళయా సమీరణమథో బద్ధ్వా త్యజేద్వామయ. 1.15 ప్రాణాయామము చేయు విధానములు. అథ ఆసన దృఢో యోగి వశీ పిమ్మట ఆసనమునందు దృఢముగా ఉన్నవాడు తనను తాను వశపరచుకున్న యోగి. మితహిత ఆసనః మితమైన హితమైన ఆహారము మాత్రమే భుజించుచున్నవాడే. సుషుమ్న నాడిస్థ మలశోషార్థం సుషుమ్న నాడియందు మలము తొలగించుకొనుటకు యోగి బద్ధ పద్మాసనో వాయుం చంద్రేణ అపూర్య యథాశక్తి కుంభయిత్వా సూర్యేణ రేచయిత్వా యోగి పద్మాసన బద్ధుడై చంద్రునిచే ఇడనాడిచే ఎడమ నాస్కముచే వాయువును పూరించి యథాశక్తి కుంభనము చేసి సూర్యునిచే పింగళ నాడిచే కుడి నాస్కముచే రేచనము చేసి పునః సూర్యేణ ఆపూర్య కుంభయిత్వా చంద్రేణ విరేచ్య మరలా సూర్యునిచే పింగళ నాడిచే కుడి నాసికముచే వాయువును పూరించి చంద్రునిచే ఇడా నాడిచే ఎడమ నాసికముచే వదిలిపెట్టి యయ తేజేత్ యయా సంపూర్య ధారేత్ దేనిని విడుచునో దానిచే పూరించి ఒక నాసికముతో వాయువును పూరించి మళ్లీ అదే నాసిక రంధ్రముతో విడుస్తూ ధారణ చేయవలెను. తత్ ఏతే శ్లోకా భవంతి, ఈ విషయమై శ్లోకములు కలవు. ప్రాణం ప్రాక్ ఇడయా పిబేత్ ముందుగా ప్రాణవాయువును ఇడా నాడిచే ఎడమ నాసికము ద్వారా పీల్చవలెను. నియమితం భూయో అన్యయ రేచేత్ నియమితమైన వాయువును మరలా మరుక పింగళ నాడిచే కుడి నాసికము ద్వారా రేచనము నెమ్మదిగా వదులుట చేయవలెను. పిత్వా పింగళయ సమీరణం అథో బధ్వా త్యజేత్ వామయ తరువాత అదే విధముగా పింగళనాడితో కుడి నాసికము ద్వారా పీల్చిన వాయువును బంధించి ఎడమనాడిచే ఎడమ నాసికము ద్వారా వదలవలెను. సూర్యాచంద్రమసోరణేన విధినాభ్యాసం సదా తన్వతాం. శుద్ధా నాడిగణా భవంతి యమినాం మాసత్రయాదుర్ధ్వత ఒకటి ప్రాతర్మధ్యందినే సాయమర్ధరాత్రే తు కుంభకాన్ శనేరసితి పర్యంతం చతుర్వారం సమభ్యసేత్ రెండు కనీయసి భవేత్ స్వేదః కంపో భవతి మధ్యమే ఉత్తిష్ఠత్యుత్తమే ప్రాణరోధే పద్మాసనం మహత్ మూడు జలేన శ్రమజాతేన గాత్రమర్దనమాచరేత్ దృఢతా లఘుతా చాపి తస్య గాత్రస్య జాయతే నాలుగు ఒకటి పాయింట్ ఒకటి ఆరు అభ్యాసముచే నాడీ గణశుద్ధి. సూర్యచంద్రమసో అనేన విధినా అభ్యాసం సదా తన్వతాం. సూర్యచంద్రస్థానములైన పింగళ కుడి మలియు ఇడ ఎడమ నాడులచే సదా అభ్యాసవసులకు శుద్ధా నాడిగణా భవంతి యమినాం మాసత్రయాత్ ఊర్ధ్వత మూడు మాసములు పైగా నియమబద్ధులైన వారికి నాడీగణము శుద్ధము అగును. ప్రాతః మధ్యందినే సాయం అర్ధరాత్రేతు కుంభకాన్ సనేహ అసీతి పర్యంతం చతుర్హవారం సం అభ్యసేత్ ప్రొద్దున మధ్యాహ్నమున సాయంకాలమున అర్ధరాత్రుల ఎందు కుంభకములను నెమ్మదిగా ఎనభై ఎనభై వరకు నాలుగు పూటలు చక్కగా అభ్యాసము చేయవలెను. కనీయసి స్వేదః కంపో భవతి మధ్యమే సాధన చేస్తూ పోగా కొంతకాలము నుండి చెమట పట్టును తర్వాత కాలములో మధ్యలో వణుకు పుట్టును. ఉత్తిష్ఠతో ఉత్తమే ప్రాణరోధే పద్మాసనం మహత్ ప్రాణనిరోధము దీర్ఘకాల అభ్యాసముచే ఉత్తమము కాగా పద్మాసనము పైకి లేచును. జలేన శ్రమజాతేన గాత్ర మర్దనం ఆచరేత్ శ్రమపడుటచేత శరీరమును జలముతో మర్దనం చేయవలెను. దృఢతా లఘుతాచ అపి తస్య గాత్రస్య జాయతే దృఢత్వము రిజిడ్నెస్ మరియు లఘుత్వము లైట్నెస్ ఓర్ ఆజిలిటీ ఆ దేహమునకు ఏర్పడును. అభ్యాసకాలే ప్రథమం శస్తం క్షీరాజ్యభోజనం తతోభ్యాసే స్థరీభూతే న తావన్యమగ్రహ ఐదు యథా సింహో గజో వ్యాఘ్రో భవేద్వస్యః సనేహ సనేహ తథైవ సేవితో వైరన్యథా హంతి సాధకం ఆరు యుప్తం యుప్తం త్యజేద్వాయుం యుప్తం యుప్తం చ పూరయేత్ యుప్తం యుప్తం చ బధ్నీయాదేవం సిద్ధమవాప్నీయాత్ ఏడు యథేష్టధారణ ద్వయోరనలస్య ప్రదీపనం నాదాభివ్యక్తిరారోగ్యం జాయతే నాడిశోధనాత్ ఎనిమిది ఒకటి పాయింట్ ఒకటి ఏడు ఆహార నియమము అభ్యాసకాలే ప్రథమం శస్తం క్షీర ఆజ్య భోజనం అభ్యాసకాలములో మొదట్లో పాలు నేయి ఆహారముగా తీసుకొనుట ప్రశస్తము తతః అభ్యాసే స్థరీభూతే న తావత్ నియమగ్రహ తరువాత అభ్యాసము స్థరమైనచో ఆహారమునందు గట్టి నియమము అవసరము లేదు. యథా సింహో గజో వ్యాఘ్రో భవేత్ వస్యః సనేహ సనేహ ఏ విధముగా అయితే ఒక సింహము ఒక ఏనుగు ఒక పులి నెమ్మది నెమ్మదిగా వశ్యమగునో తథా ఏవ సేవితో వాయుః అన్యథా హంతి సాధకం అదే విధముగా నియంత్రించబడిన వాయువు వశమగును లేనిచో సాధకుని సంహరించును బాధించును. యుప్తం యుప్తం త్యజేత్ వాయుం యుప్తం యుప్తం చ పూరేత్ వాయువును యుక్తియుక్తముగా వదలవలెను మరియు యుక్తియుక్తముగా పూరించవలెను. యుప్తం యుప్తేన బధ్నీయాత్ ఏవం సిద్ధిం అవాప్నీయాత్ యుక్తియుక్తముగా బంధించవలెను అప్పుడు సిద్ధిని పొందగలడు. యథా ఇష్టధారణాత్ వాయోః అనలస్య ప్రదీపనం ఈ విధముగా అగ్ని యొక్క దీపము వెలిగించినట్లు జాగ్రత్తగా శ్రద్ధతో మక్కువతో వాయువును ధారణ చేసినచో నాద అభివ్యక్త్యః ఆరోగ్యం జాయతే నాడీశోధనాత్ స్వర గాంభీర్యత వృద్ధి చెందును మరియు ఆరోగ్యము ఈ నాడీశోధన చేత కలుగును. విధివత్ ప్రాణసంయామాయర్నాడిచక్రే విశోధితే సుషుమ్నావదనం భిత్వా సుఖాద్విశతి మారుతః తొమ్మిది మారుతే మధ్యసంచారే మనఃస్థైర్యం ప్రజాయతే యో మనఃస్థిరో భావః సైవావస్థ మనోన్మని పది పూర్వకాంతే తు కర్తవ్యో బంధో జాలంధరాభేదః కుంభకాంతే రేచకాదౌ కర్తవ్యస్తు డ్యానక పదకొండు అధస్తాత్కుంచనిమాసు కంఠసంకోచనే కృతే మధ్యే పశ్చిమతానేన స్యాత్ప్రాణో బ్రహ్మనాడిగః పన్నెండు అపానమూర్ధ్వముత్థాప్య ప్రాణం కంఠాదధో నయన్ యోగి జరావి నిర్ముక్త షోడసో వయసా భవేత్ పదమూడు సుఖాసనస్థో దక్షనాడ్యా బహిస్థం పవనం సమాకృష్యాకే సమానఖాగ్రం కుంభైత్వా సవ్యనాడ్యా రేచేయత్ తేన కపాలశోధనం వాతనాడిగత సర్వరోగ సర్వవినాశనం భవతి 1.18 ప్రాణాయామ బంధములు కపాల శోధనము విధివత్ ప్రాణసంయమేహ నాడిచక్రే విశోధితే యథావిధిగా ప్రాణసంయమములచే నాడిచక్రము చక్కగా శుద్ధి చేయబడగా సుషుమ్నా వదనం భిత్వా సుఖాత్ విశతి మారుతః సుషుమ్నా నాడి యొక్క వదనము ఛేదించుకొని సుఖముగా వాయువు ప్రవేశించి స్థితి పొందును. మారుతే మధ్య సంచారే మనఃస్థైర్యం ప్రజాయితే వాయువు సుషుమ్నా నాడి మధ్య సంచారము చేయుచుండగా మనస్సునకు స్థైర్యం కలుగును. యో మనః సుస్థిరభావః స ఏవ అవస్థా మనోన్మని. ఎప్పుడు మనస్సు సుస్థిరభావము చెందినదో అదే మనోన్మని. మనోమూలము యందు మనస్సు లయము చెందు స్థితి. పూరక అంతే తు కర్తవ్యో బంధో జాలంధర అభిధః పూరకము గాలి పీచుకొనుట చివరన స్థిరముగా జలంధర నామక బంధము చేయవలెను. కుంభక అంతే రేచక ఆదౌ కర్తవ్యహతు ఉడ్యానక కుంభకము పీచిన గాలిని పట్టి ఉంచిన స్థితి. చివర మలియు రేచకము గాలిని నెమ్మదిగా వదులుట ప్రారంభమున ఉడ్డియాన బంధము చేయవలెను. అధస్తాత్ కుంచనేన అసుకంఠ సంకోచనే కృతే మధ్యే పశ్చిమతానేన స్యాత్ ప్రాణో బ్రహ్మనాడిగహ వాయువును క్రిందకు కుంచించగా కంఠము సంకోచింప. ఆక్ట్ ఆఫ్ కోంట్రాక్టింగ్ ద థ్రోట్ చేయగా కంఠ మధ్యమున వాయువు చీల్చబడగా పశ్చిమతాన కూర్చున్న ఆసనములోనే ప్రాణవాయువు బ్రహ్మనాడి చేరును. అపానం ఊర్ధ్వం ఉత్థాప్య ప్రాణం కంఠాత్ అధో నయన్ అపానవాయువును పైకి లేపి ప్రాణవాయువును కంఠము క్రిందకు పంపగా యోగి జరా వినిర్ముక్త షోడసో వయస్స భవేత్. యోగి ముసలితనము నుండి విముక్తుడై 16 సంవత్సరముల వయస్సున్నవాడి వలయాగును. సుఖ ఆసనస్థో దక్షిణ నాడ్యా బహ్యహస్తం పవనం సం ఆకృష్య సుఖమైన ఆసనమునందు స్థితి కలిగినవాడై దక్షిణ నాడిచే బయటనున్న గాలిని చక్కగా ఆకర్షించి ఆకేశం ఆనఖాగ్రం కుంభయిత్వా సవ్యనాడ్యా రేచేత్ తలకేశముల నుండి కాలిగోళ్ల వరకు కుంభనము గాలిని స్తంభింపచేయుట చేసి ఎడమ నాడిచే రేచనము చేయవలెను. తేన కపాల శోధనం వాత నాడీగత సర్వరోగ వినాశనం భవతి. దానిచే కపాల శోధనము నాడులలోని వాతము సర్వరోగములు నాశనము అగును. హృదయాదికంఠ పర్యంతం సస్వనం నాసాభ్యాం సనేహ పవనమాకృష్య యథాశక్తి కుంభయిత్వా ఇడయా విరేచ్య గచ్చం స్థిష్టన్ కురయాత్ తేన శ్లేష్మహరం జఠరాగ్నివర్ధనం భవతి. వక్త్రేణ సిత్కారపూర్వకం వాయుం గృహీత్వా యథాశక్తి కుంభయిత్వా నాసాభ్యాం రేచేత్ తేన క్షుత్తృష్ణాలస్య నిద్రా న జాయతే. జిహ్వయ వాయుం గృహీత్వా యథాశక్తి కుంభయిత్వా నాసాభ్యాం రేచేత్ తేన గుల్మప్లీహ జ్వరపిత్తక్షుధాదీని నశ్యంతి. 1.19 ఆరోగ్య లాభం. హృదయ ఆదికంఠ పర్యంతం సస్వనం నాసాభ్యాం సనేహ పవనం ఆకృష్య హృదయము నుండి కంఠము వరకు ధ్వనితో కూడినట్లు నాస్కముతో నెమ్మదిగా గాలిని పీల్చి యథాశక్తి కుంభయిత్వా ఇడయా విరేచ్య గచ్చన్ తిష్టత్ కుర్యాత్ యథాశక్తి కుంభనము చేసి ఇడా నాడిచే చక్కగా రేచనమును నిలబడి నడుచుచూ చేయవలెను. ఏన శ్లేష్మహరం జఠరాగ్ని వివర్ధనం భవతి. దానిచే శ్లేష్మము హరించును జఠరాగ్ని వృద్ధి చెందును. వక్త్రేణ సీత్కార పూర్వకం వాయుం గృహీత్వా యథాశక్తి కుంభయిత్వా నాసాభ్యాం రేచేత్ నోటితో సీత్కారముగా చలితో పెదవలు వణుకుచున్నట్లుగా వాయువును పీచి యథాశక్తి కుంభకము చేసి నాస్కముతో రేచనము చేయవలెను. తేన క్షుత్తృష్ణ ఆలస్య నిద్ర న జాయంతే దానిచే ఆకలి దప్పికలు బద్ధకము మత్తు కలుగవు. జిహ్వయ వాయుం గృహీత్వా యథాశక్తి కుంభయిత్వా నాసాభ్యాం రేచేత్ నాలుకచే వాయువును గ్రహించి యథాశక్తి కుంభకము చేసి నాస్కముతో రేచనము చేసినచో తేన గుల్మ ప్లీహ జ్వర పిత్త క్షుధ ఆదీని నశ్యంతి. దాని వలన గుల్మము పొత్తి కడుపు లోపలనున్న ఒక శరీర భాగము ప్లీహము హృదయము ఎడమ ప్రక్కనున్న ఒక భాగము ఎందు సమస్యలు మయు జ్వరము పైత్యము ఆకలి మొదలగునవి నశించును. అథ కుంభక సద్వివిధ సహిత కేవలశ్చేతి రేచకపూరకయుక్త సహిత తద్వివర్జిత కేవల కేవల సిద్ధిపర్యంతం సహితమభ్యసేత్ కేవల కుంభకే సిద్ధే త్రిషు లోకేషు న తస్య దుర్లభం భవతి. కేవల కుంభకాత్ కుండలని బోధవు జాయతే. 1.20 కుంభకములు. అథ కుంభక సద్వివిధ సహిత కేవల చ ఇతి ఇక కుంభకము పీచిన గాలిని పట్టి ఉంచిన స్థితి. అది రెండు విధములు సహితము కేవలము అని. రేచక పూరక యుక్త సహిత తత్వివర్జిత కేవల రేచక పూరక యుక్తమో సహితమో అది లేనిది కేవలమో కేవల సిద్ధి పర్యంతం సహితం అభ్యసేత్ కేవల కుంభకము సిద్ధించువరకు సహిత కుంభకము అభ్యాసము చేయవలెను కేవల కుంభకే సిద్ధే త్రిషు లోకేషున తస్య దుర్లభం భవతి కేవల కుంభకము సిద్ధించినవానికి మూడు లోకముల ఎందు దుర్లభము అనునది ఉండదు కేవల కుంభకాత్ కుండలిని బోధో జాయతే కేవల కుంభకముచేత కుండలిని బోధ కలుగును ప్రచోదింపబడును తతః కృసవపుః ప్రసన్నవదనో నిర్మలలోచనోభివ్యక్తనాదో నిర్ముక్తరోగజాలో జితబిందుః పట్వగ్నిర్భవతి అంతర్లక్ష్యం బహిర్దృష్టిర్నిమేషోన్మేషవర్జిత ఏషా సా వైష్ణవీ ముద్రా సర్వతంత్రేషు గోపిత 14 అంతర్లక్ష్యవలీన చిత్తపవనో యోగీ సదా వర్తతే దృష్ట్యా నిశ్చలతారయా బహిరధః పశ్యన్న పశ్యన్నపి ముద్రేయం ఖలు ఖేచరీ భవతి సా లక్ష్యేకతానా శివ శూన్యాశూన్యవివర్జితం స్ఫురతి సా తత్వం పదం వైష్ణవీ 15.21 ఖేచరీ వైష్ణవీ ముద్ర తతః కృసవపుః ప్రసన్నవదనో నిర్మలలోచనో అభివ్యక్తనాదో నిర్ముక్తరోగజాలో జితబిందుః పటు అజ్ఞః భవతి అంతట చిక్కిన శరీరము కలవాడు ప్రసన్నవదనము కలవాడు నిర్మలమైన కన్నులు కలవాడు గంభీరమైన కంఠస్వరము కలవాడు రోగజాలము నుండి విముక్తుడు బిందువును జయించినవాడు అగ్నిపటుత్వము కలవాడు శరీర ఛాయ వృద్ధి పొందినవాడు అగును అంతఃలక్ష్యం బహ్యః దృష్ట్యః నిమేష ఉన్మేషవర్జిత ఏషా సా వైష్ణవీ ముద్ర అంతరలక్ష్యము బాహ్యదృష్టి నిమేషము కనురెప్పలు మూసుకొనుట ఉన్మేషము కనురెప్పలు తెగిచి ఉండుట అననవి చక్కగా వదిలివేయుట దానిని వైష్ణవీ ముద్ర అందురు సర్వతంత్రేషు గోపిత అంతర్లక్ష్య విలీన చిత్తపవనో యోగి సర్వతంత్రముల యందు గోప్యమైనది అంతరలక్ష్యమున విలీనమైన చిత్తము పవనము కలిగిన యోగి సదా వర్తతే దృష్ట్యా నిశ్చల తారయ బహ్యః అధః పశ్యేత్ న పశ్యన్ అపి కదలని కనుపాపలతో బాహ్యమున క్రిందకు చూచుచున్నను చూడనివాడిగా నిరంతరము ఉండును ముద్రే అయం ఖలు ఖేచరీ భవతి ఇదే ఖేచరీ ముద్ర అనబడును సా లక్ష్యే ఏకతాన శివ శూన్య అశూన్య వివర్జితం స్ఫురతి సా తత్వం పదం వైష్ణవి అది లక్ష్యమందు ఏకాగ్రత శుభము కలిగిన ముద్ర అది శూన్యము శూన్యరహితము కూడా కానిది అదే తత్వపదము అదే వైష్ణవి అర్ధోన్మీలితలోచన స్థరమన నాసాగ్రదత్తేక్షణశ్చంద్రార్కావపి లీనతాముపనయ నిష్పందభావోత్తరం జ్యోతిరూపమశిషబాహ్యరహితం దేదీప్యమానం పరం తత్వం తత్పరమస్తి వస్తువిషయం సాండిల్య విద్ధిహ తత్ 16 తారం జ్యోతిషీ సంయోజ్య కించిదున్నమయన్భృవ పూర్వాభ్యాసస్య మార్గోయమున్మణికారక క్షణాత్ 17 తస్మాత్ ఖేచరి ముద్రామభ్యసేత్ తత ఉన్మనీ భవతి తతో యోగనిద్రా భవతి లబ్ధయోగనిద్రస్య యోగినః కాలో నాస్తి 1.22 యోగ నిద్ర అర్ధ ఉన్మీలిత లోచనం స్థరమాన నాసాగ్రత్ తత్ ఈక్షణః సగం మూసిన కన్నులతో స్థరమైన మనస్సు కలిగి నాసికాగ్రమునందు దృష్టి కలిగి చంద్ర అర్క అవ అపిలీనతాం అపనయ నిష్పంద భావ చంద్ర సూర్యులను ప్రసన్నముగా తన దృష్టిలో అంతర్లీనము చేసి నిశ్చల భావముతో ఉండి ఉత్తరం జ్యోతి రూపం అశేష బాహ్యరహితం దేదీప్యమానం పరం తత్వం అతీతమైన జ్యోతిరూపము జ్ఞానరూపము అశేషము బాహ్యరహితము దేదీప్యమానము పరతత్వము తత్పరం అస్తి వస్తు విషయం శాండిల్య విద్ధీహ తత్సర్వ వస్తు విషయములకు పరమైన వస్తువు అది ఉన్నది అని ఓ శాండిల్య దానిని ఇక్కడే తెలుసుకొనుము తారం జ్యోతిషీ సంయోజ్య కించిత్ ఉన్నమయన్ భ్రువో కనుపాపను జ్యోతిస్సు యందు సంయోజనము చేసి కనుబొమ్మలను కొంచెము పైకెత్తి ఉంచగా పూర్వ అభ్యాసస్య మార్గః అయం ఉన్మణికారకః క్షణాత్ ఇంతకు పూర్వము చేసిన అభ్యాసము ద్వారా మనోలీనముకు ఇది మార్గము అగును తస్మాత్ ఖేచరీ ముద్రాం అభ్యసేత్ తత ఉన్మనీ భవతి అందుచేతనే ఖేచరీ ముద్రను అభ్యాసము చేసినచో మనోలీనస్థితి కలుగును తతో యోగనిద్రా భవతి అదే యోగనిద్ర తురియ తురియాతీత స్థితి ప్రత్యక్షానుభవము కలుగచేయును లబ్ధ యోగనిద్రస్య యోగినః కాలో నాస్తి యోగనిద్ర లభించిన యోగికి కాలము లేదు శక్తిమధ్యే మనః కృత్వా శక్తిం మానసమధ్యగా మనసా మన ఆలోక్య శాండిల్యత్వం సుఖీ భవ 18 ఖమధ్యే కురు చాత్మానమాత్మమధ్యే చఖం కురు సర్వం చ ఖమయం కృత్వా నకించిదపి చింతయ 19 బాహ్యచింతా న కర్తవ్యా తథేవాంతరచింతికా సర్వచింతాం పరిత్యజ్య చిన్మాత్రపరమో భవ. 20. కర్పూరమనలే యద్వత్సైంధవం సలిలే యథ తథా చ లీయమానం చ మనస్తత్వే విలియతే. 21. జేయం సర్వప్రతీతం చ తజ్ఞానం మన ఉచ్యతే జ్ఞానం జేయం సమం నష్టం నాణ్యః పంథా ద్వితీయకః. 22. జ్ఞేయవస్తు పరిత్యాగాద్ విలయం యాతి మానసం మానసే విలయం యాతే కైవల్యమవశిష్యతే. 23. ద్వౌ క్రమౌ చిత్తనాశస్య యోగో జ్ఞానం మునీశ్వర యోగస్తద్వృత్తిరోధౌ హి జ్ఞానం సమ్యగవేక్షణం. 24. తస్మిన్ నిరోధితే నూనముపశాంతం మనో భవేత్ మనస్పందోపశాంతాయం సంసారః ప్రవలియతే. 25. 1.23 చిత్తనాశనము మనోలయమునకు ఉపాసనలు శక్తి మధ్యే మనః కృత్వా శక్తి మానస మధ్యగాం శక్తి మధ్యమున మనస్సు చేసి శక్తిని మానస మధ్యముగా చేసి అనగా ప్రాణశక్తిని మనస్సును ఒక్కటిగా భావించి మనసా మన ఆలోక్య శాండిల్య త్వం సుఖీ భవ. మనస్సుతో మనస్సును ఆలోకించి శాండిల్య నీవు ఆత్మా సుఖమును పొందెదవుగాక. ఖమధ్యే కురు చ ఆత్మానం ఆత్మమధ్యే చఖం కురు ఆకాశమధ్యమును మనస్సు చేసి మనస్సు మధ్యమును ఆకాశము చేసి అనగా స్థూలాకాశమే చిత్తాకాశముగా మయ్యు చిత్తాకాశమే స్థూలాకాశముగా భావించి సర్వం చ ఖమయం కృత్వా నకించిత్ అపి చింతయ సర్వమును చిత్ ఆకాశముగా భావించి మరి ఇంకేమియు చింతింపవలదు. బాహ్య చింతాన కర్తవ్యా తథా ఏవ అంతరచింతికా బాహ్య విషయ చింతనలు కాని అంతర విషయ చింతనలు కాని చేయవద్దు. సర్వచింతాం పరిత్యజ్య చిత్ మాత్ర పరమో భవ. సర్వచింతలు పరిత్యజించి చిత్ ఎలుక కోన్సస్నెస్ ఆర్ అవేర్నెస్ మాత్రమే పరమం ద అల్టిమేట్ అని ఉండుము. కర్పూరం అనలే యత్వత్ సాయంధవం సలిలే యథా తథా చ లీయమానం చ మనః తత్వే విలియతే. ఏ విధముగా అయితే అగ్నిలో కర్పూరము లీనమగునో నీటిలో ఉప్పు లయమగునో అదే విధముగా తత్వమునందు మనస్సు విలీనమగును. జ్ఞేయం సర్వం ప్రతీతం చ తజ్ఞానం మన ఉచ్యతే. జ్ఞేయము తెలియబడినది సర్వము ప్రతీకగా అ సింగల్ రెఫరెన్స్ చేసి జ్ఞానములో లయము చేయగా అనగా జ్ఞేయము జ్ఞానము ఒకటిగా చేసిన అదే మనస్సు అనబడును. జ్ఞానం జ్ఞేయం సమం నష్టం నా అన్యః పంథా ద్వితీయకః. జ్ఞానము మయ్యు జ్ఞేయము సమము చేసి నశింపచేయగా అప్పుడు కేవలము శుద్ధ తెలివి మాత్రమే మిగులును అది తప్ప మయొక మార్గము లేదు. జ్ఞేయ వస్తు పరిత్యాగాత్ విలయం యాతి మానసం. జ్ఞేయ తెలియబడు వస్తువును పరిత్యజించగా మనస్సు శుద్ధ తెలివి యందు విలయము చెందును. తెలియబడు దృశ్య వ్యవహారమే సత్యముగా భావించినంతవరకు అందులో భేదదృష్టి కల్పించుకొని ఈ బుద్ధి అహంకార ప్రేరితమైన కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములలో చిక్కుకొనిపోవును. తెలియబడినదంతా జ్ఞేయము తెలివిలో జ్ఞానములో సమం చేయగా అన్ని భేదములు నశించి మననము సన్నగిల్లి చివరకు శుద్ధ తెలివి ఎయుక ఎందు విలీనమగును. మానసే విలయం యాతే కైవల్యం అవశిష్యతే. మనస్సు మననము విలయము కాగా కైవల్యము కేవల బ్రహ్మానుభవము శేషించును. ద్వౌ క్రమౌ చిత్తనాశస్య యోగో జ్ఞానం మునీశ్వర. ఓ శాండిల్య మునీశ్వర, చిత్తనాశనమునకు రెండే పద్ధతులు, ఒకటి యోగము రెండు జ్ఞానము సాంఖ్యము. యోగః తత్వృత్తి నిరోధో హి జ్ఞానం సమ్యక్ అవేక్షణం. యోగము అనగా చిత్తవృత్తి విషయాసక్తి నిరోధకము, జ్ఞానము అనగా వివేక విచారణములచే సమదర్శనము చేయుట. జ్ఞాన విచారణ మరియు యోగ సాధన రెండూ అభ్యాసము చేయుచుండవలెను. తస్మిన్ నిరోధితే నూనం ఉపశాంతం మనో భవేత్. యోగ అభ్యాసముచే దానిని విషయాసక్తి నిరోధించగా మనస్సు సన్నగిల్లి తాపము శాంతించును. మనః స్పంద ఉపశాంతః అయం సంసారః ప్రవలియతే. మనస్సు యొక్క స్పందనము శాంతించగా ఈ సంసారము బాగుగా శుద్ధ తెలివి యందు లీనమగును. సూర్యాలోక పరిస్పందశాంతౌ వ్యవహృతిర్యథ శాస్త్రసజ్జన్ సంపర్క వైరాగ్యాభ్యాసయోగత. 26. అనాస్థాయాం కృతాస్థాయాం పూర్వం సంసారవృత్తిషు యథాభివాంఛితధ్యానాచ్చిరమేకతయోహితాత్. 27. ఏకతత్వదృఢాభ్యాసాత్ ప్రాణస్పందో నిరుధ్యతే. 1.24 అభ్యాస వైరాగ్యములు. సూర్య ఆలోక పరిస్పంద శాంత వ్యవహృతియః యథా సూర్యకాంతిపోగానే రాత్రి కాగానే వ్యవహారములు శాంతించినట్లుగా శాస్త్ర సజ్జన సంపర్క వైరాగ్య అభ్యాస యోగత శాస్త్ర అధ్యయనం సజ్జన సాంగత్యం వైరాగ్య అభ్యాసములు చక్కగా సమన్వించుకొనగా అనాస్థాయాం కూతాస్థాయాం పూర్వం సంసార వృత్తిషు పూర్వపు సంసార వృత్తులయందు క్రమేపీ ఆసక్తి తగ్గి యథా అభివాంఛిత ధ్యానాచ్చిరం ఏకతయ ఉదితాత్ కోరుకున్న విధముగా ధ్యానముచేత చిరకాలము ఏకాగ్రత కలిగి ఏకతత్వ దృఢ అభ్యాసాత్ ప్రాణస్పందో నిరుధ్యతే ఏకతత్వమందు దృఢమైన అభ్యాసము వలన ప్రాణస్పందన నిరోధించబడును. పూరకాద్య నిలయమా దృఢాభ్యాస దఖేదజాత్ 28 ఏకాంత ధ్యానయోగాచ్చ మనఃస్పందో నిరుధ్యతే ఓంకారోచ్చారణ ప్రాంత శబ్దతత్వానుభావనాత్ సుషుప్తే సంవిదా జ్ఞాతే ప్రాణస్పందో నిరుధ్యతే 29 తాళుములగతాం యత్నాజిహ్వయక్రమ్య ఘంటికా ఊర్ధ్వరంధ్రం గతే ప్రాణే ప్రాణస్పందో నిరుధ్యతే 30 ప్రాణే గలిత సంవిత్తౌ తాళుర్ధ్వం ద్వాదశాంతగే అభ్యాసాదుర్ధ్వరంధ్రేణ ప్రాణస్పందో నిరుధ్యతే 31 ద్వాదశాంగుల పర్యంతే నాసాగ్రే విమలేంబరే సంవిదృశి ప్రశామ్యంత్యాం ప్రాణస్పందో నిరుధ్యతే 32 భ్రూమధ్యే తారకాలోక శాంతావంతముపాగతే చేతనికతనే బద్ధే ప్రాణస్పందో నిరుధ్యతే 33 ఓమిత్యేవ యదుద్భుతం జ్ఞానం జ్ఞేయాత్మకం శివం అసంస్పృష్ట వికల్పాంశం ప్రాణస్పందో నిరుధ్యతే 34 చిరకాలం హృదయకాంత వ్యోమ సంవేదనాన్మునే అవాసన మనోధ్యానాత్ ప్రాణస్పందో నిరుధ్యతే 35 ఏభ్యః క్రమైస్తథాన్యైశ్చ నానా సంకల్పకల్పితై నానాదేశకవక్త్రస్థై ప్రాణస్పందో నిరుధ్యతే 36 1.25 ప్రాణస్పందన నిరోధము. పూరకాది అనిలయామాత్ దృఢాభ్యాసాత్ అఖేదజాత్ పూరకము మొదలైన పూరకము కుంభకము రేచకము ప్రాణాయామముచే వాయు నియంత్రణల వలన దృఢ అభ్యాసముతో అలజడిపోయి సుఖము కలుగును. ఏకాంత ధ్యానయోగాచ్చ మనఃస్పందో నిరుధ్యతే మరియు ఏకాంత ధ్యానముచేత మనస్సు యొక్క స్పందన నిరోధించబడును. ఓంకార ఉచ్చారణ ప్రాంత శబ్ద తత్వ అనుభావనాత్ ఓంకార ఉచ్చారణతో శబ్దముపై ధ్యాస ఉంచి తత్వసారము భావించుచు సుషుప్తే సంవిదా జ్ఞాతే ప్రాణస్పందో నిరుధ్యతే సుషుప్తి స్థితిని ఎడుకచే తెలుసుకొనుచు అనగా నిద్రావస్థ కాకుండా మనోలయము చెందగా ప్రాణస్పందము నిరోధింపబడును. తాలు మూలగతాం యత్నాత్ జిహ్వయ ఆక్రమ్య ఘంటికాంతాలు నాసికము మయ్యు పెదవుల మధ్యస్థానము మూలమునందు ప్రయత్నముతో నాలుకచే ఆక్రమించి ఊర్ధ్వరంధ్రం గతే ప్రాణే ప్రాణస్పందో నిరుధ్యతే పైన నాలుక మయ్యు పెదవుల మధ్యన ఏర్పడిన గ్రంధ్రమునందు ప్రాణవాయువు చలించుచుండగా ప్రాణస్పందము నిరోధించబడును. ప్రాణే గలిత సంవిత్తౌ తాలు ఊర్ధ్వద్వాదశాంతగే అభ్యాసాత్ ఊర్ధ్వరంధ్రేణ ప్రాణస్పందో నిరుధ్యతే ప్రాణమునందు సంవిత్తులు కోన్నిసెన్స్ లయించగా తాలు నాసికము మయ్యు పెదవుల మధ్యస్థానము పైన చివరి 12వ స్థానమున అభ్యాసము చేత ఊర్ధ్వరంధ్రమున అనగా బ్రహ్మరంధ్రమున ప్రాణస్పందము నిరోధించబడును. ద్వాదశ అంగుల పర్యంతే నాసాగ్రే విమల అంబరే సంవిదృశి ప్రశామి అంత్యాం ప్రాణస్పందో నిరుధ్యతే నాసికము చివర 12 అంగులములు దాటి ఉన్న విమలమైన ఆకాశము స్పెస్ యందు దృష్టిపెట్టగా జ్ఞానదృష్టి ప్రశాంతము కాగా ప్రాణస్పందన నిరోధించబడును. భ్రూమధ్యే తారకాలొక శాంతావంతం ఉపాగతే సంకల్పే మానసే బద్ధే ప్రాణస్పందో నిరుధ్యతే భ్రూమధ్యమునందు తారకాలొకము శాంతించగా అంతరదృష్టి కుదిరి ఉండగా సంకల్పములు మనస్సునందే బద్ధము కాగా ప్రాణస్పందన నిరోధించబడును. ఓం ఇతి ఏవ యత్ ఉద్భూతం జ్ఞానం జ్ఞేయ ఆత్మకం శివం అసంస్పృష్ట వికల్పాంశం ప్రాణస్పందో నిరుధ్యతే ఓంకారము ఆ ఉమకారములు అనగా 3 లోకములు ఎక్కడ ఉద్భవించుచున్నదో ఎక్కడ జ్ఞేయము తెలియబడున్నది జ్ఞానమే అయిన్నదో ఏది శివమో ఏ వికల్పములు స్పృశించని అంశమున ప్రాణస్పందనము నిరోధించబడును. చిరకాలం హృదయ ఏకాంత వ్యోమ సంవేదనాత్ మునే అవాసన మనోధ్యానాత్ ప్రాణస్పందో నిరుధ్యతే చిరకాలము హృదయమునందు ఏకాంత ఆకాశ సంవేదనచేత అంతర్ముఖము చేసుకునే ప్రయత్నముచేత మౌనము అభ్యాసము చేయుటచేత వాసనారాహిత్యమైన మనస్సుతో ధ్యానములో ప్రాణస్పందనము నిరోధించబడును. ఏభ్యః క్రమయః తథా అన్యయః చ నానా సంకల్పకల్పితయః నానాదేశిక సూక్తయః చ ప్రాణస్పందో నిరుధ్యతే ఈ క్రమములచేత మరికొన్ని ఇతర క్రమములచేత అనేక సంకల్పములచే కల్పించబడిన అనేకమైన గురూపదేశములచేత కూడా ప్రాణస్పందనము నిరోధించబడగలదు. ఆకుంచనేన కుండలిన్యాహ కవాటము ఘాట్య మోక్షద్వారం విభేదయేత్. ఏన మార్గేణ గంతవ్యం తద్వారం ముఖేనాచ్ఛాద్య ప్రసుప్త కుండలినీ కూటిలాకార సర్పవద్వేష్టితా భవతి. సా శక్తిర్యేణ చాలితా సాత్సతు ముక్తో భవతి. సా కుండలినీ కంఠోద్ధ్వభాగే సుప్తా చేద్యోగినాం ముక్తయే భవతి. బంధనాయాధో మూఢానాం ఇడాదిమార్గద్వయం విహాయ సుషుమ్నా మార్గేణాగచ్చేత్తద్విష్ణో పరమం పదం. 1.26 కుండలిని శక్తి ప్రచోదనం. ఆకుంచనేన కుండలిన్యాహ కవాటం ఉద్ఘాట్య మోక్షద్వారం విభేదయేత్. ప్రయత్నముచేత కుండలిని శక్తి కుంచింపగా యోగికి మోక్షద్వారము తెరుచుకొనును. ఏన మార్గేణ గంతవ్యం తద్వారం ముఖేన ఆచ్ఛాద్య ప్రసుప్త కుండలిని కుటిల ఆకార సర్పవత్ వేస్తితా భవతి. ఏ మార్గములో వెళ్లవలెనో ఆ ద్వారము ముఖముచేత కప్పి ప్రసుప్త నిద్ర స్థితిలో కుండలిని ముడుచుకున్న సర్ప ఆకారము వలె ఉండును. సా శక్త్యః ఏన చలితా స్యాత్ సతు ముక్తో భవతి. ఆ శక్తి ఎవనిచే కదలింపబడునో వాడు ముక్తుడు అగును. సా కుండలిని కంఠ ఊర్ధ్వభాగే సుప్తాచేత్ యోగినా ముక్తయే భవతి. బంధనాయ అధో మూఢానాం ఆ కుండలిని కంఠము పై భాగమున సుప్తమై నిద్రించినట్లుగా ఉన్నచో అది యోగులకు ముక్తి కలిగించును. అదే మూఢులకు కంఠము క్రింద ఉన్నదై బంధనము కలిగించును. ఇడాది మార్గద్వయం విహాయ సుషుమ్నా మార్గేణ గచ్చేత్ తత్విష్ణోహ పరమపదం. ఇడ పింగళ రెండు మార్గములను వదిలి సుషుమ్నా మార్గమున కుండలిని శక్తిని ప్రచోదింపచేసినచో అదే విష్ణు పరమపదము. మరుదభ్యసనం సర్వం మనోయుక్తం సమభ్యసేత్. ఇతరత్ర న కర్తవ్యా మనోవృత్తిర్మనిషిన. 37 దివా న పూజేద్ విష్ణుం రాత్రౌ నైవ ప్రపూజయేత్. సతతం పూజేద్ విష్ణుం దివారాత్రం న పూజేత్. 38 సుషిరో జ్ఞానజనకః పంచశ్రోత సమన్విత. తిష్టతే ఖేచరీ ముద్రా తస్మిన్ స్థానే న సంశేహ. 39 1.27 ప్రాణాయామాభ్యాసము. మరుత్ అభ్యసనం సర్వం మనోయుక్తం సమభ్యసేత్. వాయువును నియంత్రించు అభ్యాసము సర్వము మనోయుక్తముగా బాగుగా శాస్త్రోక్తముగా శ్రద్ధతో అభ్యసించవలెను. ఇతరత్ర న కర్తవ్యా మనోవృత్తః మనీషిణ. ఇతరమైన వ్యావహారిక కర్తవ్యముల వైపు మనోవృత్తులను పోనీయరాదు. దివా న పూజేత్ విష్ణుం రాత్రౌ న ఏవ ప్రపూజేత్. విష్ణువును పగటిపూటనో లేక రాత్రిపూటనో మాత్రమే పూజించవలెనని అనుకోరాదు. సతతం పూజేత్ విష్ణుం దివారాత్రం స పూజేత్ రాత్రిపగళ్లతో సహా ఎల్లప్పుడూ విష్ణువును పూజించవలెను. సుషిరో జ్ఞానజనకః పంచశ్రోతః సమన్వితః. 5 ఇంద్రియ ప్రవాహాలకు జనితమైన మనస్సుకు ఆధారమైన జ్ఞానకోశమందు తిష్టతే ఖేచరీ ముద్రాత్వం హి శాండిల్య. తాం భజ ఖేచరీ ముద్ర నీ స్వస్వరూపమై ఉన్నది శాండిల్య. దానిని నీవు భజించుము యోగ నిద్రలో దర్శించి అనుభవింపుము. సవ్యదక్షిణనాడిస్థో మధ్యే చరతి మారుతః. తిష్టతః ఖేచరీ ముద్రా తస్మిన్ స్థానే న సంశేహ. 40 ఇడాపింగలయోర్మధ్యే శూన్యం చైవానిలం గ్రసేత్. తిష్టంతి ఖేచరీ ముద్రా తత్ర సత్యం ప్రతిష్ఠితం. 41 సోమసూర్యద్వయోర్మధ్యే నిరాలంబతలే పునః. సంస్థితా వ్యోమచక్రే సా ముద్రా నామ్నా చఖేచరీ. 42 ఛేదనచారణదాహయ ఫలాం పరాం జిహ్వాం కృత్వా దృష్టిం భ్రూమధ్యే స్థాప్య కపాలకు హరే జిహ్వా విపరీతగా యదా భవతి తదా ఖేచరీ ముద్రా జాయతే. జిహ్వా చిత్తం చ ఖే చరతి తేనోర్ధ్వజిహ్వ పుమానమృతో భవతి. వామపాదములేన యోనిన్ సంపీడ్య దక్షిణపాదం ప్రసార్యతం కరాభ్యాం ధృత్వా నాసాభ్యాం వాయుమాపూర్య కంఠబంధం సమారోప్యోర్ధ్వతో వాయుం ధారేత్. తేన సర్వక్లేశహానేహ తతః పీయూషమివ విషం జీర్యతే క్షేగుల్ముగుదావర్తజీర్ణత్వగాదిదోషా నశ్యంతి. ఏష ప్రాణజయోపాయః సర్వమృత్యుపఘాతక. 1.28 ఖేచరీ ముద్ర పద్ధతులు. సవ్య దక్షిణ నాడిస్థో మధ్యే చరతి మారుతః. ఎడమ ఇడా నాడి మయ్యుకుడి పింగళ నాడి మధ్యలో సుషుమ్న నాడిలో ప్రాణ వాయువు సంచరించును. తిష్టతే ఖేచరీ ముద్ర తస్మిన్ స్థానే న సంశేహ. ఆ స్థానమునందే ఖేచరీ ముద్ర ఉండును సంశయములేదు. ఇడా పింగళయోహ మధ్యే శూన్యం చ ఏవ అనిలం గ్రసేత్. ఇడా పింగళ నాడుల మధ్యనున్న శూన్యమున ప్రాణ వాయువును గ్రహించవలెను. తిష్ఠంతి ఖేచరీ ముద్ర తత్ర సత్యం ప్రతిష్ఠితం, అక్కడ ఖేచరీ ముద్ర సత్యముగా ప్రతిష్ఠితమై ఉన్నది. సోమసూర్య ద్వయోహ మధ్యే నిరాళంబతలే చంద్ర సూర్య నాడుల మధ్య స్వయం ఆధారమై అన్యాధారములేని పునః సంస్థిత వ్యోమచక్రే సముద్ర నామ్నా చఖేచరి. పునః సంస్థితమైన వ్యోమచక్రమునందు ఉన్న ఆ ముద్ర యొక్క నామము ఖేచరి. ఛేదన చారణ దాహయః కలాం పరాం జిహ్వాం కృత్వా నాలుకను బాగా సాగదిసి పదహారవ భాగముగా 1/16 ఛేదించినట్లుగా లోపలికి మడచి నాలుక కదలిస్తూ దృష్టిం భ్రూమధ్యే స్థాప్య కపాలకుహరే జిహ్వా విపరీతగా నయదా భవతి తదా ఖేచరి ముద్రా జాయతే. దృష్టిని భ్రూమధ్యమున స్థాపించి కపాల రంధ్రమున నాలుక వెనక్కి వెళ్లగా అలా ఎక్కువ లోపలికి వెళ్లకుండా ఉన్నప్పుడు ఆ సమయములో ఖేచరి ముద్ర సిద్ధించును. జిహ్వా చిత్తం చ ఖేచరతి తేన ఊర్ధ్వ జిహ్వః పుమాన్ అమృతో భవతి జిహ్వ. మయ్యు చిత్తము శూన్యమునందు జిహ్వ స్థూలాకాశమునందు మయ్యు చిత్తాకాశమునందు చరించును. లోపలికి ముడిచిన నాలుక కలిగినవాడు అమృతుడు అగును. వామపాదమూలేన యోనిం సంపీడ్య దక్షిణ పాదం ప్రసారితం. ఎడమ పాదములముతో యోనిని నొక్కిపెట్టి దక్షిణ పాదమును సాగదీసి కరాభ్యాం ధృత్వా నాసాభ్యాం వాయుం ఆపూర్య కంఠబంధం సమారోపి ఊర్ధ్వతో వాయుం ధారే. చేతులతో పట్టుకొని నాసికములతో వాయువును పూరించి కంఠమునందు బంధించిపెట్టి ఉంచి పైకి గాలిని ధరించవలెను. తేన సర్వక్లేశహాన్యః దానిచే సర్వక్లేశములు పోవును. తతః పీయిషం ఇవ విషం జీర్యతే అతనికి పాలు వలె విషము కూడా జీర్ణమగును. క్షయ గుల్మ గుదావత్త జీర్ణత్వగాది దోషా నశ్యంతి. క్షయ కడుపులో వాపు, మలబద్ధకం జీర్ణత్వము ముసలితనము మొదలగు దోషములు నశించును. ఏష ప్రాణజయ ఉపాయః సర్వమృత్యు ఉపఘాతకః. ఇది ప్రాణమును జయించు ఉపాయము, సర్వమృత్యువులను నశింపచేయనది. వామపాద పాష్ణిం యోనిస్థానే నియోజ్య దక్షిణచరణం వామోరుపరి సంస్థాప్య వాయుమాపూర్య హృదయ చుబుకం నిధాయ యోనిమాకుంచ్య మనోమధ్యే యథాశక్తి ధారయిత్వా స్వాత్మానం భావయేత్. తేనాపరోక్ష సిద్ధి. బాహ్యాత్ప్రాణం సమాకృష్య పూరయిత్వోదరే స్థితం. నాభిమధ్యే చ నాసాగ్రే పదాంగుష్ఠే చ యత్నతః 43. ధారయన్మనసా ప్రాణం సంధ్యాకాలేషు వా సదా. సర్వరోగ వినిర్ముక్తో భవేద్యోగీ గతక్లమః 44. నాసాగ్రే వాయువిజయం భవతి. నాభిమధ్యే సర్వరోగ వినాశః. పాదాంగుష్ఠధారణా శరీరలఘుతా భవతి. రసనద్వాయుమాకృషయ యః పిబేత్ సతతం నరః. శ్రమదాహౌతు నస్యాతాం నశ్యంతి వ్యాధేస్తథా. 45. సంధ్యోర్బ్రాహ్మణ కాలే వాయుమాకృష్య యః పిబేత్. త్రిమాసాత్తస్య కళ్యాణీ జాయతే వాక్ సరస్వతి. 46. ఏవం షణ్మాసాభ్యాసాత్ సర్వరోగ నివృత్తి. 1.29 అపరోక్షానుభూతికి సాధనము. వామపాద పాష్ణిం యోనిస్థానే నియోజ్య ఎడమ కాలి మడమను యోని స్థానమున ఉంచి దక్షిణ చరణం వామోహ ఊరు ఉపరి సంస్థాప్య దక్షిణ పాదమును ఎడమ తొడమీద బాగుగా స్థాపించి వాయుం ఆపూర్య హృదయ చుబుకం నిధాయ వాయువును బాగా పీల్చుకుని హృదయమునకు గడ్డము ఆనించి యోనిం ఆకుంచ్య మనోమధ్యే యథాశక్తి ధారయిత్వా యోనిని ముడిచి మనోమధ్యమున యథాశక్తి ధారణ చేస్తూ స్వాత్మానం భావయేత్. ఏన అపరోక్ష సిద్ధ్యః స్వాత్మను భావన చేయగా అది అపరోక్షానుభూతి సిద్ధి కలుగచేయును. బాహ్యాత్ ప్రాణం సం ఆకృష్య పూరయిత్వ ఉదరే స్థితం. బాహ్యము నుండి ప్రాణవాయువును బాగుగా ఆకర్షించి పూరించి పూరకము చేసి ఉదరమున స్థితి కుంభకము చేసి నాభిమధ్యే చ నాసాగ్రే పాద అంగుష్ఠే చ యత్నతః. నాభిమధ్యమున మయ్యు నాసాగ్రమున మయ్యు పాదము బొటనవ్రేలిన ప్రయత్నముతో ధారయేత్ మనసా ప్రాణం సంధ్యాకాలేషు వా సదా. మనస్సుతో ప్రాణమును సంధ్యాకాలములందుకాని లేదా ఎప్పుడైనా ధారణ చేసినచో సర్వరోగ వినిర్ముక్తో భవేత్ యోగి గతక్లమః. సర్వరోగ వినిర్ముక్తుడు అగును, ఆ యోగికి అలసట పోవును. నాసాగ్రే వాయు విజయం భవతి. నాసాగ్రమునందు దృష్టి ఉంచిన వాయు విజయం లభించును. నాభిమధ్యే సర్వరోగ వినాశః. నాభిమధ్యన దృష్టి ఉంచి ధారణ చేసినచో సర్వరోగ వినాశమగును. పాద అంగుష్ఠ ధారణాత్ శరీర లఘుతా భవతి. పాద అంగుష్ఠమున ధారణ చేసినచో శరీరము తేలిక అగును. రసనాత్ వాయుం ఆకృష్యేయః పిబేత్ సతతం నరః శ్రమ దాహౌతు నస్యాతాం నశ్యంతి వ్యాధేః తథా నాలుకతో వాయువును ఆకర్షించి ఏ నరుడు ఎల్లప్పుడూ త్రాగునో వానికి శ్రమ దాహములు కలుగవు, వ్యాధులు నశించును. సంధ్యయోః బ్రాహ్మణః కాలే వాయుం ఆకృష్యేయః పిబేత్ త్రిమాసాత్ తస్య కళ్యాణీ జాయతే వాక్ సరస్వతి. ఏ బ్రాహ్మణుడు 3 మాసములపాటు సంధ్యాకాలములందు వాయువును ఆకర్షించి త్రాగునో వానికి శుభకరమగు వాక్కు సరస్వతి అనుగ్రహము కలుగును. ఏవం 6 మాస అభ్యాసాత్ సర్వరోగ నివృత్త్యః. అదే విధముగా 6 మాసములు అభ్యాసము చేసినచో సర్వరోగములు నివృత్తి అగును. జిహ్వయ వాయుమానీయ జిహ్వాములే నిరోధయేత్. యః పిబేదమృతం విద్వాంసకలం భద్రమశ్నుతే 47. ఆత్మన్యాత్మానమడయా ధారయిత్వా భ్రువోంతరే. విభేద్య త్రిదశహారం వ్యాధిస్థోపి విముచ్యతే 48. నాడిభ్యాం వాయుమారోప్య నాభౌతుందస్య పార్శ్వయోః. ఘటికైకాం వహేద్యస్తు వ్యాధిభ్యః స విముచ్యతే 49. మాసమేకం త్రిసంధ్యం తు జిహ్వయారోప్యమారుతం. విభేద్య త్రిదశహారం ధారయత్తుందమధ్యమే 50. జ్వరాః సర్వేపి నశ్యంతి విషాణి వివిధాని చ. ముహూర్తమపి యో నిత్యం నాసాగ్రే మనసా సహ 51. సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. తారసమ్యమాత్సకల విషయ జ్ఞానం భవతి. నాసాగ్రే చిత్తసమయమాదింద్రలోక జ్ఞానం. తదధిశ్చిత్తసమయమాదగ్నిలోక జ్ఞానం. చక్షుషి చిత్తసమయమాత్ సర్వలోక జ్ఞానం. శ్రోత్రే చిత్తస్య సంయమాద్యమలోక జ్ఞానం. తత్పార్శ్వే సంయమాన్నిరుతిలోక జ్ఞానం. పృష్ఠభాగే సంయమాద్వరుణలోక జ్ఞానం. వామకర్ణే సంయమాద్వాయులోక జ్ఞానం. కంఠే సంయమాత్ సోమలోక జ్ఞానం. వామచక్షుషి సంయమాత్ శివలోక జ్ఞానం. మూర్ధ్ని సంయమాద్ బ్రహ్మలోక జ్ఞానం. పాదాదోభాగే సంయమాదతలలోక జ్ఞానం. పాదే సంయమాద్వితలలోక జ్ఞానం. పాదసంధో సంయమాన్నితలలోక జ్ఞానం. జంఘే సంయమాత్సుతలలోక జ్ఞానం. జానో సంయమాన్మహాతలలోక జ్ఞానం. ఊరో చిత్తసమయమాద్రసతలలోక జ్ఞానం. కటౌ చిత్తసమయమాత్తలాతలలోక జ్ఞానం. నాభౌ చిత్తసమయమాద్భూలోక జ్ఞానం. కుక్షో సంయమాద్భువర్లోక జ్ఞానం. హృది చిత్తస్య సంయమాత్స్వర్లోక జ్ఞానం. హృదయోద్ధ్వభాగే చిత్తసమయమాన్మహర్లోక జ్ఞానం. కంఠే చిత్తసమయమాజనోలోక జ్ఞానం. భ్రూమధ్యే చిత్తసమయమాత్తపోలోక జ్ఞానం. మూర్ధ్ని చిత్తసమయమాత్ సత్యలోక జ్ఞానం. ధర్మాధర్మ సంయమాదతీతానాగత జ్ఞానం. తత్తుజంతుధ్వనౌ చిత్తసమయమాత్ సర్వజంతురుత జ్ఞానం. సంచితకర్మణి చిత్తసమయమాత్ పూర్వజాతి జ్ఞానం. పరచిత్తే చిత్తసమయమాత్ పరచిత్త జ్ఞానం. కాయరూపే చిత్తసమయమాదన్యాదృశ్యరూపం. బలే చిత్తసమయమాద్ధనుమదాదిబలం. సూర్యే చిత్తసమయమాద్భువన జ్ఞానం. చంద్రే చిత్తసమయమాత్తారావ్యూహ జ్ఞానం. ధ్రువే తద్యతి దర్శనం. స్వార్థసంయమాత్ పురుష జ్ఞానం. నాభిచక్రే కాయవ్యూహ జ్ఞానం. కంఠకూపే క్షుత్పిపాసా నివృత్త్యః. కూర్మనాడ్యాం స్థైర్యం. తారే సిద్ధదర్శనం. కాయాకాశ సంయమాదాకాశగమనం. తత్తత్స్థానే సంయమాత్తత్తత్సిద్ధయో భవంతి. 7.1.30 చిత్త సంయమన స్థానములు ఫలితములు. జిహ్వయ వాయుం ఆనీయ జిహ్వా మూలే నిరోధయేత్. జిహ్వతో వాయువును ఆకర్షించి 4 మూలమునందు నిరోధించి యః పిబేత్ అమృతం విద్వాన్ సకలం భద్రం అశ్నుతే. ఎవడు అమృతము త్రాగునో ఆ విద్వాంసునకు సకలము మంగళము అగును. ఆత్మని ఆత్మానం ఇడయా ధారయిత్వా మనస్యందు ఆత్మను ఇడా నాడిచే ధారణ చేసి భ్రువో అంతరే విభేద్య త్రిదశహారం వ్యాధిస్థో అపి విముచ్యతే. భ్రూమధ్యమున అంతరములో విభేదించి అమృతము త్రాగినవాడు వ్యాధిగ్రస్తుడైన విముక్తుడగును. నాడిభ్యాం వాయుం ఆరోప్య నాభౌతుందస్య పార్శ్వయోః. ఘటిక ఏకాం వహేత్ అస్తు వ్యాధిభ్యః స విముచ్యతే. ఇడ మరియు పింగళ 2 నాడులచే నాభియందు ఉదరము యొక్క 2 ప్రక్కలందు వాయువును ధ్యాసతో ఆరోపించి బాయి ఆట్రిబ్యూటింగ్ అపోన్ 1 ఘటిక కాలము అనగా 24 నిమిషములు వహించినచో అతడు వ్యాధుల నుండి విముక్తుడగును. మాసం ఏకం త్రిసంధ్యంతో జిహ్వయ ఆరోప్య మారుతం ఒక మాసము కాలము మూడు సంధ్యలలో నాలుకయందు వాయువును ఆరోపించి విభేద్య త్రిదశహారం ధారయెత్తున్న మధ్యమే భేదించి అమృతమును ఉదర మధ్యమున ధారణ చేసిన జ్వరాహ సర్వే అపి నశ్యంతి విషాని వివిధాని చ అన్ని జ్వరములు మయ్యు వివిధమైన విషములు కూడా నశించును. ముహూర్తం అపియో నిత్యం నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మసత అర్జితం ముహూర్త అనగా 48 నిమిషములు కాలమైన ఎవడు మనస్సుతో నాసాగ్రమునందు దృష్టిపెట్టుట నిత్యము అభ్యాసము చేయునో వాడు శతజన్మల నుండి సంక్రమించిన సంచిత కర్మ పాపముల నుండి కూడా తరింపచేయును. తారసమ్యమాత్ సకల విషయ జ్ఞానం భవతి కనుపాపలయందు అంతరదృష్టిపెట్టినచో సకల విషయ జ్ఞానము కలుగును. నాసాగ్రే చిత్త సంయమాత్ ఇంద్రలోక జ్ఞానం నాసికము చివర అంతరదృష్టి ఉంచి చిత్తమును సంయమనము చేసిన ఇంద్రలోక జ్ఞానము కలుగును. తత్తధః చిత్త సంయమాత్ అగ్ని లోక జ్ఞానం దానికి దిగువున తాలుస్థానమున అనగా నాసికము క్రింద మయ్యు పెదవులపైన చిత్త సంయమనము చేసిన అగ్ని లోక జ్ఞానము కలుగును. చక్షుషి చిత్త సంయమాత్ సర్వలోక జ్ఞానం నేత్రములేందు అంతరదృష్టి ఉంచి చిత్తమును సంయమనము చేసిన సర్వలోక జ్ఞానము లభించును. శ్రోత్రే చిత్తస్య సంయమాత్ యమలోక జ్ఞానం చెవులేందు అంతరదృష్టి ఉంచి చిత్తమును సంయమనము చేసిన యమలోక జ్ఞానము లభించును. తత్పార్శ్వే సంయమాత్ నిరృతి లోక జ్ఞానం చెవుల ప్రక్కలందు చిత్తమును సంయమనము చేసిన నిరృతి లోక జ్ఞానము లభించును. పృష్ఠభాగే సంయమాత్ వరుణ లోక జ్ఞానం వీపుమీద సంయమనము చేసిన వరుణ లోక జ్ఞానము లభించును. వామకర్ణే సంయమాత్ వాయు లోక జ్ఞానం ఎడమ చెవిలోపల సంయమనము చేసిన వాయు లోక జ్ఞానము లభించును. కంఠే సంయమాత్ సోమలోక జ్ఞానం కంఠమునందు సంయమనము చేసిన సోమలోక జ్ఞానము లభించును. వామచక్షుషీ సంయమాత్ శివలోక జ్ఞానం ఎడమ కన్నుమీద సంయమనము చేసిన శివలోక జ్ఞానము లభించును. మూర్ధని సంయమాత్ బ్రహ్మలోక జ్ఞానం తలమీద సంయమనము చేసిన బ్రహ్మలోక జ్ఞానము లభించును. పాదాత్ అధోభాగే సంయమాత్ అతలలోక జ్ఞానం పాదముల క్రింది భాగముమీద సంయమనము చేసిన అతలలోక జ్ఞానము లభించును. పాదే సంయమాత్ వితలలోక జ్ఞానం పాదములమీద సంయమనము చేసిన వితలలోక జ్ఞానము లభించును. పాదసంధో సంయమాత్ నితలలోక జ్ఞానం పాదసంధులమీద సంయమనము చేసిన నితలలోక జ్ఞానము లభించును. జంఘే సంయమాత్ సుతలలోక జ్ఞానం కాలి పిక్కలుమీద సంయమనము చేసిన సుతలలోక జ్ఞానము లభించును. జానో సంయమాత్ మహాతలలోక జ్ఞానం మోకాళ్లమీద సంయమనము చేసిన మహాతలలోక జ్ఞానము లభించును. ఊరో చిత్త సంయమాత్ రసాతలలోక జ్ఞానం తొడలమీద చిత్త సంయమనము చేసిన రసాతలలోక జ్ఞానము లభించును. కటో చిత్త సంయమాత్ అతలతలలోక జ్ఞానం పిరుదులమీద చిత్త సంయమనము చేసిన అతలతలలోక జ్ఞానము కలుగును. నాభౌ చిత్త సంయమాత్ భూహలోక జ్ఞానం నాభిమీద చిత్త సంయమనము చేసిన భూలోక జ్ఞానము కలుగును. కుక్షో సంయమాత్ భూహలోక జ్ఞానం కుక్షిమీద సంయమనము చేసిన భూవర్లోక జ్ఞానము కలుగును. హృది చిత్త సంయమాత్ స్వహలోక జ్ఞానం హృదయముమీద చిత్త సంయమనము చేసిన స్వర్లోక జ్ఞానము కలుగును. హృదయ ఊర్ధ్వభాగే చిత్త సంయమాత్ మహహలోక జ్ఞానం హృదయము పైన భాగము మీద చిత్త సంయమనము చేసిన మహర్లోక జ్ఞానము కలుగును. కంఠే చిత్త సంయమాత్ జనోలోక జ్ఞానం కంఠముమీద చిత్త సంయమనము చేసిన జనోలోక జ్ఞానము కలుగును. భ్రూమధ్యే చిత్త సంయమాత్ తపోలోక జ్ఞానం భ్రూమధ్యమునందు చిత్త సంయమనము చేసిన తపోలోక జ్ఞానము కలుగును. మూర్ధ్ని చిత్త సంయమాత్ సత్యలోక జ్ఞానం తలమీద చిత్త సంయమనము చేసిన సత్యలోక జ్ఞానము కలుగును. ధర్మ అధర్మ సంయమాత్ అతీతనాగత జ్ఞానం ధర్మ అధర్మములమీద సంయమనము చేసిన అతీతనాగత జ్ఞానము కలుగును. తత్తతః జంతుధ్వనౌ చిత్త సంయమాత్ సర్వజంతురుత జ్ఞానం ఆయా జంతువుల ధ్వనులమీద చిత్త సంయమనము చేసిన సర్వజంతు జ్ఞానము కలుగును. సంచిత కర్మణి చిత్త సంయమనాత్ పూర్వజాతి జ్ఞానం సంచిత కర్మమీద చిత్త సంయమనము చేసిన పూర్వజన్మ జ్ఞానము కలుగును. పరచిత్తే చిత్త సంయమాత్ పరచిత్త జ్ఞానం ఇతరుల చిత్తములమీద చిత్త సంయమనము చేసిన పరచిత్త జ్ఞానము కలుగును. కాయరూపే చిత్త సంయమాత్ అన్యాదృశ్య రూపం శరీర రూపములమీద చిత్త సంయమనము చేసిన ఇతర రూపములుగా కనిపించు జ్ఞానము కలుగును. బలే చిత్త సంయమాత్ హనుమదాది బలం బలముమీద చిత్త సంయమనము చేసిన హనుమంతుడు వంటివారి బలము కలుగును. సూర్య చిత్త సంయమాత్ భువన జ్ఞానం. సూర్యుని మీద చిత్త సంయమనము చేసిన భువన ఆరుటర్ స్పెస్ జ్ఞానము కలుగును. చంద్రే చిత్త సంయమాత్ తారావ్యూహ జ్ఞానం. చ చంద్రుని మీద చిత్త సంయమనము చేసిన నక్షత్ర మండల జ్ఞానము కలుగును. మరియు ధ్రువే తత్గతి దర్శనం. ధ్రువుని మీద చిత్త సంయమనము చేసిన ధ్రువ గతి జ్ఞానము కలుగును. స్వార్థ సంయమాత్ తత్పురుష జ్ఞానం. స్వార్థ సంయమనము చేసిన తత్పురుష జ్ఞానము కలుగును. నాభిచక్రే కాయవ్యూహ జ్ఞానం. నాభిచక్రము మీద చిత్త సంయమనము చేసిన కాయవ్యూహ కోరిన దేహము ధరించే జ్ఞానము కలుగును. కంఠకూపే క్షుత్పిపాస నివృత్త కంఠములోపలి రంధ్రము మీద చిత్త సంయమనము చేసిన అకలి దప్పికలు పోవును. కూర్మ నాడ్యాం స్థైర్యం. కూర్మ నాడి మీద చిత్త సంయమనము చేసిన స్థైర్యము కలుగును. తారే సిద్ధ దర్శనం. కనుపాపల మీద చిత్త సంయమనము చేసిన సిద్ధుల దర్శనము కలుగును. కాయ ఆకాశ సంయమాత్ ఆకాశ గమనం. స్థూల ఆకాశము మీద చిత్త సంయమనము చేసిన ఆకాశ గమన జ్ఞానము కలుగును. తత్తత్ స్థానే సంయమాత్ తత్తత్ సిద్ధయో భవంతి. ఏ స్థానముల మీద చిత్త సంయమనము చేసిన అయా సిద్ధులు కలుగును. ప్రత్యాహారము ధారణ ధ్యాన సమాధి అథ ప్రత్యాహార స పంచవిధ విషయేషు విచరతామింద్రియాణం బలదహరణం ప్రత్యాహార యద్యత్పశ్యతి తత్సర్వమామేతి ప్రత్యాహార నిత్యవిహితకర్మ ఫలత్యాగ ప్రత్యాహార సర్వవిషయపరాముఖత్వం ప్రత్యాహార అష్టాదశసు మర్మస్థానేషు క్రమాద్ధారణం ప్రత్యాహార పాదాంగుష్ఠగుల్ఫజంఘాజానూరుపాయుమేఢ్రనాభ్య హృదయ కంఠకూపతాలునా సాక్షిభ్రుమధ్యలలాట మూర్ధుని స్థానాని తేషు క్రమాదారోహావరోహ క్రమేణ ప్రత్యాహరేత్ 8.31 ప్రత్యాహారము అథ ప్రత్యాహార స పంచవిధ. ఇప్పుడు ప్రత్యాహారము అది 5 విధములు. విషయేషు విచరతాం ఇంద్రియాణం బలాత్ ఆహరణం ప్రత్యాహార 1 విషయములందు యథేచ్ఛగా సంచరించు ఇంద్రియములను బలవంతముగా వెనుకకు మరల్చుట ప్రత్యాహారము. యత్యత్ పశ్యతి తత్సర్వం ఆత్మైతి ప్రత్యాహార 2 ఏది ఏది చూడబడుచున్నదో అది అంతా స్వాత్మయే అనుకొనుట ప్రత్యాహారము. నిత్య విహిత కర్మ ఫలత్యాగ ప్రత్యాహార 3 వేదోక్తమైన నిత్య విహిత కర్మ ఫలత్యాగము ప్రత్యాహారము. సర్వ విషయ పరాత్ముఖత్వం ప్రత్యాహార 4 సర్వ విషయములందు విముఖత్వము ప్రత్యాహారము. అష్టాదశసు మర్మస్థానేషు క్రమాత్ ధారణం ప్రత్యాహార పాదాంగుష్ట గుల్ఫ జంఘా జాను ఊరుపాయు మేఢ్ర నాభి హృదయ కంఠకూపతాలు నాస అక్షి భ్రూమధ్య లలాట మూర్ధనాం స్థానాని తేషు క్రమాత్ ఆరోహ అవరోహ క్రమేణ ప్రత్యాహారాత్ 5.18.18 మర్మస్థానములందు క్రమముగా ధారణ చేయుట ప్రత్యాహారము. పాదము బొటన వేలు గుల్ఫము ఆంకల్ బోన్ కాలిమడమ కాలిపిక్క మోకాలు తొడ మేఢ్రము పురుషాంగము స్త్రీ యోని అంగము నాభి హృదయము కంఠరంధ్రము తాలువు నాసికము మయ్యు పెదవుల మధ్యస్థానము ముక్కు కన్నులు భ్రూమధ్యము నుదురు శిరస్సు ఈ స్థానములందు క్రమముగా ఆరోహ అవరోహ క్రమములుచే ప్రత్యాహారము చేయవలెను. క్రింద నుండి పైకి మరియు పైనుండి క్రిందకు స్థూల దేహములోని భాగములను క్రమముగా ధారణ చేయుట అథ ధారణ సా త్రివిధ. ఆత్మని మనోధారణం దహరాకాశే. బాహ్యాకాశధారణం పృథివ్యప్తేజోవాయువాకాశేషు. పంచమూర్తిధారణం చేతి 9.12 ధారణ అథ ధారణ సా త్రివిధ. ఇప్పుడు ధారణ అది 3 విధములు. ఆత్మని మనోధారణం 1 ఆత్మయందు మనస్సును ధారణ చేయుట దహర ఆకాశే బాహ్య ఆకాశధారణం 2 దహర సూక్ష్మ హృదయ ఆకాశమందు బాహ్య స్థూల ఆకాశమును ధారణ చేయుట చిదాకాశము చిత్ తెలివి ఎరుక ఎందు సూక్ష్మ చిత్త ఆకాశము ప్రకటితమైనది. సూక్ష్మ చిత్త టెండెన్సీస్ ఆకాశము ఎందు బాహ్య ఆకాశము ప్రకటితమై ఉన్నది. బాహ్య స్థూల ఆకాశమునందు స్థూల జగత్తు ప్రకటితమై ఉన్నది. పృథివీ ఆపతేజోవాయు ఆకాశేషు పంచమూర్తిధారణం చైతి 3 పృథివీ నీరు తేజము అగ్ని వాయువు ఆకాశములయందు పంచమూర్తిధారణము. పృథివిని నీటిలో నీటిని అగ్నిలో అగ్నిని వాయువులో వాయువును బాహ్య స్థూల ఆకాశములో ధారణ చేయుట. అథ ధ్యానం తద్వివిధం సగుణం నిర్గుణం చేతి సగుణం మూర్తిధ్యానం నిర్గుణమాత్మయథాత్మ్యం 10 1.33 ధ్యానము అథ ధ్యానం తద్వివిధం సగుణం నిర్గుణం చ ఇతి ఇప్పుడు ధ్యానము. అది రెండు విధములు, సగుణము మరియు నిర్గుణము అని. సగుణం మూర్తిధ్యానం, సగుణము అనగా మూర్తిధ్యానము. నిర్గుణం ఆత్మ యథా ఆత్మ్యం, నిర్గుణము అనగా ఆత్మను ఉన్నది ఉన్నట్లు ధ్యానించుట. అథ సమాధ జీవాత్మ పరమాత్మైక్యావస్థా త్రిపుటిరహిత పరమానంద స్వరూప శుద్ధ చైతన్యాత్మికా భవతి. 11 ఇతి ప్రథమోధ్యాయ 1.34 సమాధి. అథ సమాధ ఇప్పుడు సమాధి. జీవాత్మ పరమాత్మ ఐక్య అవస్థా త్రిపుటిరహిత పరమానంద స్వరూప శుద్ధ చైతన్య ఆత్మికా భవతి. జీవాత్మ పరమాత్మ ఏకత్వము, జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థా రాహిత్యము, వాటికి సాక్షిత్వము, పరమ ఆనంద స్వస్వరూప శుద్ధ చైతన్య స్వాత్మను అనుభవించుట, దృశ్య దృష్టిద్రష్ట అభేద దృక్ స్వరూపమునందు నిష్ఠ కలిగియుండుట, ఇదే రామతత్వము, ఇదే అపరోక్షానుభూతి.